కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయా సప్తమకాండే పంచమ ప్రభాషకస్య గణపాఠ ప్రారంభ. గావో వై వై గావో గావో వా ఏతదేతత్వై గావో గావో వా ఏతత్ వా ఏతదేతత్వై వా ఏతత్ శత్రుగుం శత్రమేతత్వై వా ఏతత్ శత్రం ఏతత్ శత్రుగుం శత్రమేతదేతత్ శత్రమాసత సత శత్రమేతదేతత్ శత్రమాసత శత్రమాసతత్రగుం శత్రమాసత శృంగా అశృంగా ఆసత శత్రుగుం శత్రమాసత శృంగా ఆసత శృంగా అశృంగా ఆసత సత శృంగా సతీర్ శృంగా ఆసత సత శృంగాస్తృంగాశృంగాశృంగాశృంగాణి సతీర శృంగా అశృంగాస్తీ శృంగాణి సతీ శృంగాణి శృంగాణి సతీ సతీ శృంగాణి నో న శృంగాణి సతీ సతీ శృంగాణి శృంగాణి నో న శృంగాణి శృంగాణి నో జాయంతై జాయంతై న శృంగాణి శృంగాణి నో జాయంతై నో జాయంతై జాయంతై నో నో జాయంత ఇది జాయంతై నో నో జాయంత ఇది జాయంతీ జాయంత ఇది కామేన కామేనేతి జాయంతై జాయంత ఇది కామేన ఇది కామేన కామేనేతి కామేన తాసాం తాసాం కామేనేతి కామేన తాసాం కామేన తాసాం తాసాం కామేన కామేన తాసాం దశ దశతాసాం కామేన కామేన తాసాం దశ సాదశమాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్నాషన్

ఉదతిష్టన్నతిష్టన్ను తదతిష్టన్నరాత్స్మాత్స్మాతిష్టన్ను తదతిష్టన్నరాత్స్మా అతిష్టన్నరాత్స్మాత్స్మాతిష్టన్నతిష్టన్నరాత్స్మేతిరాత్స్మాతిష్టన్నతిష్టన్నరాత్స్మేతి రాత్స్మేతిజాయంత చాయంత నతాస్తానత ఉభయేరుభయేస్తానత ఉభయేరుభయేస్తానత ఉభయేరుదు ఉభయేరుదు ఉభయేరుదు ఉభయేరుదు ఉభయేరుదు తిష్టన్న తిష్టన్ను ఉభయేరుభయేరుదు తిష్టన్న ఉదతిష్టన్న తిష్టన్ను దురతిష్టన్న రాత్మా సంవత్సర విద్వాగుంసంవత్సరముపయంతి సంవత్సరముపయంతిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర్ధ్వంజిర తస్మాదేవ తస్మాత్తోపరా సత్రాభిజితమిది సత్రాభిజితం ఉపయంతి అనార్త ఏవైవానార్త అనార్త ఏవోదృచమృజేవానార్త అనార్త ఏవోదృచం ఏవోదృచమృజేవైవోదృజం గచ్చంతి గచ్చంతి దృఢమేవైవోదృజం గచ్చంతి ఉదృజం గచ్చంతి గచ్చంతి దృఢమృజం గచ్చంతీయమియం గచ్చంతి దృఢమృజం గచ్చంతీయం విదృశమిత్యుదృజం గచ్చంతీయమియం గచ్చంతి గచ్చంతీయం వై వా ఇయం గచ్చంతి గచ్చంతీయం వై ఇయం వై వా ఇయమియం వై పూర్వః పూర్వో వా ఇయమియం వై పూర్వః వై పూర్వః పూర్వో వై వై పూర్వోతి రాత్రోతి రాత్రః పూర్వో వై వై పూర్వోతి రాత్రః పూర్వోతి రాత్రోతి రాత్రః పూర్వః పూర్వోతి రాత్రోసావసావతి రాత్రః పూర్వః పూర్వోతి రాత్రోసౌ అది రాత్రోసావసావతి రాత్రోతి రాత్రోసా ఉత్తర ఉత్తరోసావతి రాత్రోతి రాత్రోసా ఉత్తర అది రాత్ర ఇత్యది రాత్ర అసా ఉత్తర ఉత్తరోసావసావృత్తరోమనోమన ఉత్తరోసావసావృత్తరోమన ఉత్తరోమనోమన ఉత్తర ఉత్తరోమన పూర్వ పూర్వోమన ఉత్తర ఉత్తరోమన పూర్వ మనఃపూర్వూర్వమనోమనఃపూర్వోవాగ్వాక్పూర్వమనోమనఃపూర్వోవాగ్పూర్వోవాగ్మాక్పూర్వూర్వోవాగుత్తర ఉత్తరోవాక్పూర్వూర్వోవాగుత్తర ప్రాణ ప్రాణ ఉత్తరోవాగ్వాగుత్తర ప్రాణ ఉత్తర ప్రాణ ప్రాణ ఉత్తర ఉత్తర ప్రాణపూర్వ పూర్వ ప్రాణ ఉత్తర ఉత్తర ప్రాణపూర్వ ఉత్తర ఇత్యుదుర్తర ప్రాణపూర్వూర్వ ప్రాణ ప్రాణపూర్వోపానో పానపూర్వ ప్రాణ ప్రాణపూర్వోపాన ప్రాణ ఇది ప్రాణ పూర్వోపానో పానపూర్వ పూర్వోపాన ఉత్తర ఉత్తరోపానపూర్వ పూర్వోపాన ఉత్తర ప్రాణ ఉత్తర ఉత్తరోపానో పాన ఉత్తర ప్రరోధనం ప్రరోధనముత్తరోపానో పాన ఉత్తర ప్రరోధనం అపాన ఇత్యపాన ఉత్తర ప్రరోధనం ప్రరోధనముత్తర ఉత్తర ప్రరోధనం పూర్వ పూర్వ ప్రరోధనముత్తర ఉత్తర ప్రరోధనం పూర్వ ఉత్తర ఇత్యుదర ప్రరోధనం పూర్వ పూర్వ ప్రరోధనం ప్రరోధనం పూర్వ ఉదయనముదయనం పూర్వ ప్రరోధనం ప్రరోధనం పూర్వ ఉదయనం ప్రరోధనమితి ప్రరోధనం పూర్వ ఉదయనముదయనం పూర్వ పూర్వ ఉదయనముత్తర ఉత్తర ఉదయనం పూర్వ పూర్వ ఉదయనముత్తర ఉదయనముత్తర ఉత్తర ఉదయనముదయనముత్తరో జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తర ఉదయనముదయనముత్తరో జ్యోతిష్టోమ ఉదయనమిత్యుదయనం ఉత్తరో జ్యోతిష్టోమ జ్యోతిష్టోమ ఉత్తర ఉత్తరో జ్యోతిష్టోమో వైశ్వానరో వైశ్వానరో జ్యోతిష్టోమ ఉత్తర ఉత్తరో జ్యోతిష్టోమో వైశ్వానర ఉత్తర ఇత్యుదోర జ్యోతిష్టోమో వైశ్వానరో వైశ్వానరో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వైశ్వానరోతి రాత్రోతి రాత్రో వైశ్వానరో జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వైశ్వానరోతి రాత్ర జ్యోతిష్టోమ ఇది జ్యోతిష్టోమ వైశ్వానరోతి రాత్రోతి రాత్రో వైశ్వానరో వైశ్వానరోతి రాత్రో భవతి భవత్యతి రాత్రో వైశ్వానరో వైశ్వానరోతి రాత్రో భవతి అది రాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతిర్జ్యోతిర్భవత్యతి రాత్రోతి రాత్రో భవతి జ్యోతి అది రాత్ర ఇత్యది రాత్ర భవతి జ్యోతిర్జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవైవ జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ దర్శతే దర్శతే పురస్తాదేవైవ పురస్తాత్ దర్శతే పురస్తాదేవర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గ అనుఖ్యాతర్విభూష ప్రాయణీయ ప్రాయణీయ అదవ సంవత్సర అదుష్ అదుషు సంవత్సర అదవ అదవ సంవత్సర అదుషు సంవత్సర అదృష్ృదుషు సంవత్సరత్వం వత్సర అదృష్వైవర్తుషు సంవత్సరత్వం వత్సర అదృష్వ సంవత్సర ఇది సంవత్సర అదృష్వైవర్తుష్ృదుష్వ సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్ృదుష్వ సంవత్సరే ఏ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టంది సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది గౌర్గౌష్టిష్టంది ప్రతి ప్రతిష్టంది గౌష్టిష్టంది గౌర్గౌష్టిష్టంది తిష్టంది గౌష్టి గౌష్టిష్టంది తిష్టంది గౌష్ట గౌష్ట జగౌర్గౌష్టాయురాయుష్ట గౌర్గౌష్టాయు చాయురాయుష్టాయుష్టాయుష్టాయుష్ట ఆయుష్ చాయురాయుష్ట మధ్యతో మధ్యతశ్చాయురాయుష్ట మధ్యద చ మధ్యతో మధ్యతశ్చ మధ్యతస్తోమౌ స్తోమో మధ్యతశ్చ మధ్యతస్తోమౌ మధ్యతస్తోమౌ స్తోమో మధ్యతో మధ్యతస్తోమౌ భవతో భవత స్తోమో మధ్యతో మధ్యతస్తోమౌ భవత స్తోమో భవతో భవత స్తోమో స్తోమో భవత సంవత్సరస్య సంవత్సరస్య భవత స్తోమో స్తోమో భవత సంవత్సరస్య భవత సంవత్సరస్య సంవత్సరస్య భవతో భవత సంవత్సరస్యైవ సంవత్సరస్య భవతో భవత సంవత్సరస్యైవ సంవత్సరస్యైవ సంవత్సరస్య సంవత్సరస్యైవ దత్తదేవ సంవత్సరస్య సంవత్సరస్యైవ దత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఏవ దత్తదేవైవ తన్మిథునం మిథునం తదేవైవ తన్మిథునం తన్మిథునం మిథునం తత్తన్మిథునం మధ్యతో మధ్యతో మిథునం తత్తన్మిథునం మధ్యత మిథునం మధ్యతో మధ్యతో మిథునం మిథునం మధ్యతో దో మిథునం మిథునం మధ్యతో దధతి మధ్యతో దధతి దధతి మధ్యతో మధ్యతో దగతి ప్రజననాయ ప్రజననాయ దధతి మధ్యతో మధ్యతో దగతి ప్రజననాయ దధతి ప్రజననాయ ప్రజననాయ దధతి దధతి ప్రజననాయ జ్యోతి జ్యోతి ప్రజననాయ దధతి దధతి ప్రజననాయ జ్యోతి ప్రజననాయ జ్యోతి జ్యోతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతి అభితోభితో జ్యోతి ప్రజననాయ ప్రజననాయ జ్యోతి అభిత ప్రజననాయేతి ప్రజననాయ జ్యోతిరభితోభితో జ్యోతిర్జ్యోతి అభితో భవతిభవత్యభితో జ్యోతిర్జ్యోతిరభితో భవతి అభితో భవతి భవత్యభితో అభితో భవతి విమోచనం విమోచనం భవత్యభితోభితో భవతి విమోచనం భవతి విమోచనం విమోచనం భవతి భవతి విమోచనమేవైవ విమోచనం భవతి భవతి విమోచనమేవ విమోచనమేవైవ విమోచనం విమోచనమేవ తత్తదేవ విమోచనం విమోచనమేవ తత్ విమోచనమితి విమోచనం ఏవ తత్తదేవైవ తచ్ఛందాగుంసి ఛందాగుంసిదేవైవ తచ్ఛందాగుంసి తచ్ఛందాగుంసి ఛందాగుంసి తత్తచ్ఛందాగుస్యేవైవ ఛందాగుంసి తత్తచ్ఛందాగుస్యేవ ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ తత్తదేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ తత్ ఏవ తత్తదేవైవ తద్విమోకం విమోకం తదేవైవ తద్విమోకం తద్విమోకం విమోకం తద్విమోకయంతి యంతి విమోకం తద్విమోకయంతి విమోకయంతి యంతి విమోకం విమోకయంత్యథో యంతి విమోకం విమోకయంత్యథో విమోకమితి విమోకం యంత్యథో అథో యంతి యంత్యథో ఉభయతో జ్యోతిషోభయతో జ్యోతిషాథో యంతి యంత్యథో ఉభయతో జ్యోతిష అథో ఉభయతో జ్యోతిషోభయతో జ్యోతిషాథో అథో ఉభయతో జ్యోతిషైవైవోభయతో జ్యోతిషాథో అథో ఉభయతో జ్యోతిషైవ అథో ఇత్యథో ఉభయతో జ్యోతిషైవైవోభయతో జ్యోతిషోభయతో జ్యోతిషైవ షడహేన షడహేనైవోభయతో జ్యోతిషోభయతో జ్యోతిషైవ షడహేన భయతో జ్యోతిషేత్యుభయత జ్యోతిష ఏవ షడహేన షడహేనైవైవ షడహేన సువర్గగుంసు వర్గగుం షడహేనైవైవ షడహేన సువర్గం షడహేన సువర్గగుంసు వర్గగుం షడహేన షడహేన సువర్గం లోకం లోకగుంసు వర్గగుం షడహేన షడహేన సువర్గం లోకం షడహేనేతి షడ్ అహేన సువర్గం లోకం లోకగుంసు వర్గగుంసు వర్గం లోకయ్యంతి ఎంతి లోకగుంసు వర్గగుంసు వర్గం లోకయ్యంతి సువర్గమితి సువహకం లోకయ్యంతి ఎంతి లోకం లోకయ్యంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో ఎంతి లోకం లోకయ్యంతి బ్రహ్మవాదిన ఎంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో ఎంతి ఎంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో ఎంతి ఎంతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యాసత ఆసతే వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంత్యాసతే బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యాసత ఆసతే వదంతి వదంత్యాసతేకేన కేనాసతే వదంతి వదంత్యాసతేకేన ఆసతేకేన కేనాసత ఆసతేకేన యంతి యంతి కేనాసత ఆసతేకేన యంతి కేన యంతి యంతి కేన కేన యంతీతీతి యంతి కేన కేన యంతీతి ఎంతీతీతి ఎంతి ఎంతీతి దేవయానేన దేవయానేనేతి ఎంతి ఎంతీతి దేవయానేన ఇది దేవయానేన దేవయానేనేతీతి దేవయానేన పథా పథా దేవయానేనేతీతి దేవయానేన పథా దేవయానేన పథా పథా దేవయానేన దేవయానేన పథేతీతి పథా దేవయానేన దేవయానేన పథేతి దేవయానేనేతి దేవయానేన పథేతీతి పథా పథేతి బ్రూయాత్ బ్రూయాదిది పథా పథేతి బ్రూయాత్ ఇది బ్రూయాద్ బ్రూయాదిలీలి బ్రూయాచ్ఛందాగుంసి ఛందాగుంసి బ్రూయాదిలీలి బ్రూయాచ్ఛందాగుంసి బ్రూయాచ్ఛందాగుంసి ఛందాగుంసి బ్రూయాద్ బ్రూయాచ్ఛందాగుంసి వై వై ఛందాగుంసి బ్రూయాద్ బ్రూయాచ్ఛందాగుంసి వై ఛందాగుంసి వై వై ఛందాగుంసి ఛందాగుంసి వైదే భయానో దేవయానో వై ఛందాగుంసి ఛందాగుంసి వైదే భయాన వైదే భయానో దేవయానో వై వైదే భయాన పంథా పంథా దేవయానో వై వైదే భయాన పంథా దేవయాన పంథా పంథా దేవయానో దేవయాన పంథా గాయత్రీ గాయత్రీ పంథా దేవయానో దేవయాన పంథా గాయత్రీ దేవయాన ఇది దేవయాన పంథా గాయత్రీ గాయత్రీ పంథా పంథా గాయత్రీ తృష్టు తృష్టు గాయత్రీ పంథా పంథా గాయత్రీ తృష్టు గాయత్రీ తృష్టు తృష్టు గాయత్రీ గాయత్రీ తృష్టు జగతి జగతి తృష్టు గాయత్రీ గాయత్రీ తృష్టు జగతి తృష్ణుప్ జగతి జగతి తృష్ణుప్ తృష్ణుప్ జగతి జ్యోతిర్జ్యోతిర్జగతి తృష్ణుప్ తృష్ణుప్ జగతి జ్యోతి జగతి జ్యోతిర్జ్యోతిర్జగతి జగతి జ్యోతిర్వై వై జ్యోతిర్జగతి జగతి జ్యోతిర్వై జ్యోతిర్వై వై జ్యోతిర్జ్యోతిర్వై గాయత్రీ గాయత్రీ వై జ్యోతిర్జ్యోతిర్వై గాయత్రీ వై గాయత్రీ గాయత్రీ వై వై గాయత్రీ గౌర్గౌర్గాయత్రీ వై వై గాయత్రీ గౌ గాయత్రీ గౌర్గౌర్గాయత్రీ గాయత్రీ గౌ తృష్ణుప్ తృష్ణుప్ గౌర్గాయత్రీ గాయత్రీ గౌ తృష్ణుగు గౌ తృష్ణు తృష్ణు గౌర్గో సృష్టిగాయురాయుష్ణు గౌర్గో సృష్టిగాయు తృష్ణుగాయురాయుష్ణుగాయ జగతి జగత్యాయుష్ణుగాయ జగతి ఆయజ్జగతి జగత్యాయురాయజ్జగతిజ్జగత్యాయురాయజ్జగతిజ్జగతిజ్జగతిజగతిజేతేజ్జగతిజేతే స్తోమా స్తోమా ఏతేజ్జేతే స్తోమా ఏతే స్తోమా స్తోమా ఏతే స్తోమా భవంతి భవంతి స్తోమా ఏతే స్తోమా భవంతి స్తోమా భవంతి భవంతి స్తోమా స్తోమా భవంతి దేవయానేన దేవయానేన భవంతి స్తోమా స్తోమా భవంతి దేవయానేన భవంతి దేవయానేన దేవయానేన భవంతి భవంతి దేవయానేనైవైవ దేవయానేన భవంతి భవంతి దేవయానేనైవ దేవయానేనైవైవ దేవయానేన దేవయానేనైవ దత్త దేవదేవయానేన దేవయానేనైవ దేవయానేనేతి దేవయానేన ఏదత్తదేవైవత్పథాపథాదేవైవత్పథాపథాపథాయంతియంతిపథాపథాయంతి సమానకో సమానయంతి పథాపథాయంతి సమానం ఇంతి సమానకో సమానయంతి ఇంతి సమానకో సామ సామ సమానయంతి ఇంతి సమానకో సామ సమానకో సామ సామ సమానకో సమానకో సామ భవతి భవతి సామ సమానకో సమానకో సామ భవతి సామ భవతి భవతి సామ సామ భవతి దేవలోకో దేవలోకో భవతి సామ సామ భవతి దేవలోక భవతి దేవలోకో దేవలోకో భవతి భవతి దేవలోకో వై వై దేవలోకో భవతి భవతి దేవలోకో వై దేవలోకో వై వై దేవలోకో దేవలోకో వై సామ సామ వై దేవలోకో దేవలోకో వై సామ దేవలోక ఇది దేవలోక వై సామ సామ వై వై సామ దేవలోకాత్ దేవలోకాత్ సామ వై వై సామ దేవలోకాత్ సామ దేవలోకాత్ దేవలోకాత్ సామ సామ దేవలోకాత్ దేవైవ దేవలోకాత్ సామ సామ దేవలోకా దేవ దేవలోకా దేవైవ దేవలోకాత్ దేవలోకా దేవనైవ దేవలోకాత్ దేవలోకా దేవన దేవలోకాలిది దేవలోకాత్ ఏవననైవైవ నయంతి యంతి నైవైవ నయంతి నయంతి యంతి నలయం చన్యా అన్యా అన్యా అన్యా యంతి నలయం చన్యా అన్యా యంతిన్యా అన్యా అన్యా అన్యా ఇంద్రియం చన్యా అన్యా ఓచోన్యా అన్యా ఇంద్రియం చన్యా అన్యా అచ అన్యా అన్యా అచ అచోన్యా అన్యా అన్యా అన్యా అచో భవంతి భవంతి చోన్యా అన్యా అన్యా అన్యా అచో భవంతి అన్యా అన్యా ఇత్యన్యా అచో భవంతి భవంతి చ అచో భవంతి మనుష్యలోకో మనుష్యలోకో భవంతి చ అచో భవంతి మనుష్యలోకః భవంతి మనుష్యలోకో మనుష్యలోకో భవంతి భవంతి మనుష్యలోకో వై వై మనుష్యలోకో భవంతి భవంతి మనుష్యలోకో వై మనుష్యలోకో వై వై మనుష్యలోకో మనుష్యలోకో వై మనుష్యలోకో మనుష్యలోకో వాచ మనుష్యలోక ఇది మనుష్యలోక వాచో వై వాచో మనుష్యలోకాన్ మనుష్యలోకాది చో వై వాచో మనుష్యలోకాద్ అచో మనుష్యలోకాన్ మనుష్యలోకాది చర్చో మనుష్యలోకాదేవైవ మనుష్యలోకాది చర్చో మనుష్యలోకాదేవ మనుష్యలోకాదేవైవ మనుష్యలోకాన్ మనుష్యలోకాదేవాన్యమన్యమన్యమన్యమేవ మనుష్యలోకాన్ మనుష్యలోకాదేవాన్యమన్యం మనుష్యలోకాది మనుష్యాద్ ఏవాన్యమన్యమన్యమన్యమేవైవాన్యమన్యం దేవలోకం దేవలోకమన్యమన్యమేవైవాన్యమన్యం దేవలోకం అన్యమన్యం దేవలోకం దేవలోకమన్యమన్యమన్యమన్యం దేవలోకమభ్యారోహంతోభ్యారోహంతో దేవలోకమన్యమన్యమన్యమన్యం దేవలోకమభ్యారోహంత అన్యమన్యమిత్యన్యం అన్యం దేవలోకమభ్యారోహంతోభ్యారోహంతో దేవలోకం దేవలోకమభ్యారోహంతోయంతింద్యభ్యారోహంతో దేవలోకం దేవలోకమభ్యారోహంతోయంతి దేవలోకమితి దేవాలోకం అభ్యారోహంతో ఇంద్రియంత్యభ్యారోహంతోభ్యారోహంతోయంతి వివత్తో వివత్తోయంత్యభ్యారోహంతోభ్యారోహంతోయంతి వివత్త అభ్యారోహంత ఇత్యభి ఆరోహంత ఇంద్రివివర్తో వివర్తోయంతింద్రి వివర్తో బ్రహ్మధామం బ్రహ్మధామము వివర్తోయంతింద్రి వివర్తో బ్రహ్మధామం వివర్తో బ్రహ్మధామం బ్రహ్మధామము వివర్తో వివర్తో బ్రహ్మధామం భవతి భవతి బ్రహ్మధామం వివర్తో వివర్తో బ్రహ్మధామం భవతి అభివర్త ఇత్యభివర్త బ్రహ్మధామం భవతి భవతి బ్రహ్మధామం బ్రహ్మధామం భవతి వర్గస్య వర్గస్య భవతి బ్రహ్మధామం బ్రహ్మధామం భవతి వర్గస్య బ్రహ్మధామయ బ్రహ్మధామం భవతి వర్గస్య వర్గస్య భవతి భవతి వర్గస్య లోకస్య లోకస్య వర్గస్య భవతి భవతి వర్గస్య లోకస్య వర్గస్య లోకస్య లోకస్య వర్గస్య వర్గస్య లోకస్యాభివృత్య అభివృత్తి లోకస్య వర్గస్య వర్గస్య లోకస్యాభివృత్తి వర్గస్యేది వ్యవహారస్య లోకస్యాభివృత్యా అభివృత్తి లోకస్య లోకస్యాభివృత్యా అభిజిత విజిత అభివృత్తి లోకస్య లోకస్యాభివృత్యా అభిజిత అభివృత్యా అభిజిత విజిత అభివృత్యా అభివృత్యా అభిజిద్భవతి భవత్య విజిత అభివృత్యా అభివృత్యా అభిజిద్భవతి అభివృత్యాభివృత్తి అభిజిద్భవతి భవత్య విజిత విజిద్భవతి వర్గస్య వర్గస్య భవత్య విజిత విజిద్భవతి వర్గస్య అభిజిద్ భవతి వర్గస్య వర్గస్య భవతి భవతి వర్గస్య లోకస్య లోకస్య వర్గస్య భవతి భవతి వర్గస్య లోకస్య స్వర్గస్య లోకస్య లోకస్య వర్గస్య వర్గస్య లోకస్యాభిజిత్య అభిజిత్య లోకస్య వర్గస్య వర్గస్య లోకస్యాభిజిత్యవర్గస్యేతి సువర్గస్య లోకస్యాభిజిత్య అభిజిత్తి లోకస్య లోకస్యాభిజిత్య విశ్వజిత్ విశ్వజిత్ అభిజిత్తి లోకస్య లోకస్యాభిజిత్య విశ్వజిత్ అభిజిత్యే విశ్వజిత్ విశ్వజిత్ అభిజిత్య అభిజిత్యే విశ్వజిత్ భవతి భవతి విశ్వజిత్ అభిజిత్య అభిజిత్యే విశ్వజిత్ భవతి అభిజిత్యాభిజిత్యే విశ్వజిత్ భవతి భవతి విశ్వజిత్ విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వస్య భవతి విశ్వజిత్ విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వజిదితి విశ్వజిత్ భవతి విశ్వస్య విశ్వస్య భవతి భవతి విశ్వస్య జిత్యేదిత్యే విశ్వస్య భవతి భవతి విశ్వస్య జిత్యే విశ్వస్య జిత్యేదిత్యే విశ్వస్య విశ్వస్య జిత్యే మాసిమాసి మాసిమాది జిత్యే విశ్వస్య విశ్వస్య జిత్యే మాసిమాది జిత్యే మాసిమాసి మాసిమాది జిత్యేదిత్యే మాసిమాది పృష్టాని పృష్టాని మాసిమాది జిత్యేదిత్యే మాసిమాది పృష్టాని మాసిమాది పృష్టాని పృష్టాని మాసిమాది మాసిమాది పృష్టాన్యుపోప పృష్టాని మాసిమాది మాసిమాది పృష్టాన్యుప మాసి మాసీది మాసి మాసి పృష్టాన్యుపోప పృష్టాని పృష్టాన్యుపయంతి ఎంచుప పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతి ఎంచుపోపయంతి మాసిమాసి మాసిమాసి ఎంచుపోపయంతి మాసిమాసి ఇది మాసిమాసి మాసిమాసి ఇంది ఇంది మాసిమాసి గ్రాహ్యా ఇది గ్రాహ్యా మాసిమాసి ఇంది ఇంది మాసిమాసి గ్రాహ్యా మాసిమాసిగ్రాహ్యాగ్రాహ్యా మాసిమాసి మాసిమాసిగ్రాహ్యా గృహ్యంతే గృహ్యంతే గ్రాహ్యా మాసిమాసి మాసిమాసిగ్రాహ్యా గృహ్యంతే మాసి మాసీది మాసి మాసి అతిగ్రాహ్యా గృహ్యంతే గృహ్యంతే గ్రాహ్యాదిగ్రాహ్యా గృహ్యంతే మాసిమాసి మాసిమాసి గృహ్యంతే గ్రాహ్యాదిగ్రాహ్యా గృహ్యంతే మాసిమాసి అతిగ్రాహ్యా ఇత్యది గ్రాహ్యా గృహ్యంతే మాసిమాసి మాసిమాసి గృహ్యంతే గృహ్యంతే మాసిమాసేవైవ మాసిమాసి గృహ్యంతే గృహ్యంతే మాసిమాసేవ మాసిమాసేవైవ మాసిమాసి మాసిమాసేవ వీర్యం వీర్యమేవ మాసిమాసి మాసిమాసేవ వీర్యం మాసి మాసీది మాసి మాసి ఏవ వీర్యం వీర్యమేవైవ వీర్యం దధతి దధతి వీర్యమేవైవ వీర్యం దధతి వీర్యం దధతి దధతి వీర్యం వీర్యం దధతి మాసాం మాసాం దధతి వీర్యం వీర్యం దధతి మాసాం దధరి మాసాం మాసాం దధతి దధరి మాసాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై మాసాం దధతి దధరి మాసాం ప్రతిష్ఠిత్యై మాసాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై మాసాం మాసాం ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ఉపరిష్టాత్ ప్రతిష్ఠిత్యై మాసాం మాసాం ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాద్ ఉపరిష్టాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాన్ మాసాం మాసాం ఉపరిష్టాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉపరిష్టాన్ మాసాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఉపరిష్టాన్ మాసాం మాసాం ఉపరిష్టాద్ ఉపరిష్టాన్ మాసాం పృష్టాని పృష్టాని మాసాం ఉపరిష్టాద్ ఉపరిష్టాన్ మాసాం పృష్టాని మాసాం పృష్టాని పృష్టాని మాసాం మాసాం పృష్టాన్యుపోప పృష్టాని మాసాం మాసాం పృష్టాన్యుప పృష్టాన్యుపోప పృష్టాని పృష్టాన్యుపయంతి ఎంతుప పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతిపరిష్టాదుపరిష్టాత్తస్మాద్యంతిపరిష్టాదోషధయ ఉపరిష్టాదోషధయ ఔషధయ ఉపరిష్టాదుపరిష్టాదోషధయ ఫలం ఫలమోషధయ ఉపరిష్టాదుపరిష్టాదోషధయ ఫలం ఔషధయ ఫలం ఫలమోషధయ ఔషధయ ఫలం గృహ్ణంది గృహ్ణంది ఫలమోషధయ ఔషధయ ఫలం గృహ్ణంది ఫలం గృహ్ణంది గృహ్ణంది ఫలం ఫలం గృహ్ణంది గృహ్ణంతి గృహ్ణంది గావో వై వై గావో గావో వా ఏతదేతద్వై గావో గావో వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సత్రగో సత్రమేతద్వై వా ఏతత్ సత్రం ఏతత్ సత్రగో సత్రమేతదేతత్ సత్రమాసతాసు సత్రమేతదేతత్ సత్రమాసత సత్రమాసతాసు సత్రగో సత్రమాసత శృంగా అశృంగా ఆసత సత్రగో సత్రమాసత శృంగా ఆసత శృంగా అశృంగా ఆసత శృంగా సతీ సతీర శృంగా ఆసత శృంగా సతీ అశృంగా సతీ సతీర శృంగా అశృంగా సతీ శృంగాణి శృంగాణి సతీర శృంగా అశృంగా సతీ శృంగాణి సతీ శృంగాణి శృంగాణి సతీ సతీ శృంగాణి దిశాసంధి దిశాసంధి శృంగాణి సతీ సతీ శృంగాణి దిశాసంధి శృంగాణి దిశాసంధి దిశాసంధి శృంగాణి శృంగాణి దిశాసంధి తాసాం తాసాగో దిశాసంధి శృంగాణి శృంగాణి దిశాసంధి తాసాం దిశాసంధిస్తాసాం తాసాగో దిశాసంధి దిశాసంధి తాసాం దశ దశ తాసాగో దిశాసంధి దిశాసంధి తాసాం దశ తాసాం దశ దశ తాసాం తాసాం దశ మాసా మాసా దశ తాసాం తాసాం దశ మాసాః దశ మాసా మాసా దశ దశ మాసా నిషణ్ణా నిషణ్ణా మాసా దశ దశ మాసా నిషణ్ణా మాసా నిషణ్ణా నిషణ్ణా మాసా మాసా నిషణ్ణా ఆసన్నాసన్ నిషణ్ణా మాసా మాసా నిషణ్ణా ఆసన్న నిషణ్ణా ఆసన్నాసన్ నిషణ్ణా నిషణ్ణా ఆసన్నసాసన్ నిషణ్ణా నిషణ్ణా ఆసన్నస నిషణ్ణా ఇది మే సన్నాహ ఆసన్నసాసన్నాసన్నత శృంగాని శృంగాణ్యసాసన్నాసన్నత శృంగాని అథ శృంగాణి శృంగాణ్యసాధ శృంగాణ్యజాయంతజాయంత శృంగాణ్యసాధ శృంగాణ్యజాయంత శృంగాణ్యజాయంతజాయంత శృంగాణి శృంగాణ్యజాయంతతాస్త అజాయంత శృంగాణి శృంగాణ్యజాయంతత అజాయంతస్త అజాయంతజాయంత అబ్రువన్నబ్రువంత అజాయంతజాయంతత అబ్రువన్ తాబ్రువన్నబ్రువంతస్త అబ్రువన్నరాత్స్మారాత్స్మాబ్రువంతస్త అబ్రువన్నరాత్స్మా అబ్రువన్నరాత్స్మారాత్స్మాబ్రువన్నబ్రువన్నరాత్స్మోదరాత్స్మాబ్రువన్నబ్రువన్నరాత్స్మోదరాత్స్మోదరాత్స్మారాత్స్మోత్తిష్టామతిష్టామోదరాత్స్మారాత్స్మోత్తిష్టామ ఉత్తిష్టామతిష్టామోదిష్టామావతిష్టామోదిష్టామావ తిష్టామావతిష్టామతిష్టామావతంతమవతిష్టామతిష్టామావతం అవతంతమవావతం కామం కామంతమవావతం కామం తం కామం కామంతంతం కామమరుత్స్మహ్యరుత్స్మహి కామంతంతం కామమరుత్స్మహి కామమరుత్స్మహ్యరుత్స్మహి కామం కామమరుత్స్మహి ఏనారుత్స్మహి కామం కామమరుత్స్మహి అరుత్స్మహి ఏనారుత్స్మహ్యరుత్స్మహి కామేన కామేన ఏనారుత్స్మహ్యరుత్స్మహి కామేన ఏన కామేన కామేన ఏన కామేనన్యషదామన్యషదామ కామేన ఏన కామేనన్యషదామ కామేనన్యషదామన్యషదామ కామేన కామేనన్యషదామేతి తిన్యషదామ కామేన కామేనన్యషదామేతి న్యషదామేతి తిన్యషదామన్యషదామేతి తాసాం తాసామి తిన్యషదామన్యషదామేతి తాసాం యషదామేతి నీ అసదామ ఇది తాసాం తాసామితి తాసాము భరాసామితి తాసాము తాసాముభుతాసాం తాసాముతాసాం తాసాముతు ఉతుతూత్వై వైతూత్వై త్వై వైతుత్వా అబ్రువన్నబ్రువన్ వైతుత్వా అబ్రువన్ వా అబ్రువన్నబ్రువన్ వై వా అబ్రువన్నర్థా అర్థా అబ్రువన్ వై వా అబ్రువన్నర్థా అబ్రువన్నర్థా అర్థా అబ్రువన్నబ్రువన్నర్థా వా వార్థా అబ్రువన్నబ్రువన్నర్థా వా అర్థా వా వార్థా అర్థా వాయావతేర్యావతేర్వార్థా అర్థా వాయావతే వాయావతేర్యావతేర్వా వాయావతేర్వా వాయావతేర్వా వాయావతేర్వా యావతేర్వా వాయావతేర్యావతేర్వా సామహ ఆసామహై వాయావతేర్యావతేర్వా సామహై వాసామహ ఆసామహై వా వాసామహ ఏవై వాసామహై వా వాసామహ ఏవ ఆదామః ఏవైవాదామః ఆదామః ఏవేమా విమా వేవాదామః ఆదామః ఏవేమౌ ఏవేమా విమా వేవైవేమౌ ద్వాదశౌ ద్వాదశ విమా వేవైవేమౌ ద్వాదశౌ విమౌ ద్వాదశౌ ద్వాదశ విమా విమౌ ద్వాదశౌ మాసౌ మాసౌ ద్వాదశ విమా విమౌ ద్వాదశౌ మాసౌ ద్వాదశో మాసో మాసో ద్వాదశో ద్వాదశో మాసో సంవత్సరం సంవత్సరం మాసో ద్వాదశో ద్వాదశో మాసో సంవత్సరం మాసో సంవత్సరం సంవత్సరం మాసో మాసో సంవత్సరం సంపాద్య సంపాద్య సంవత్సరం మాసో మాసో సంవత్సరం సంపాద్య సంవత్సరం సంపాద్య సంపాద్య సంవత్సరం సంవత్సరం సంపాద్యోజత్ సంపాద్య సంవత్సరం సంవత్సరం సంపాద్యోజి సంవత్సరమిది సంవత్సరం సంపాద్యోత్ సంపాద్య సంపాద్యోత్తిష్టామతిష్టామోత్ సంపాద్య సంపాద్యోత్తిష్టామ సంపాద్యేది సంపాద్య ఉత్తిష్టామతిష్టామోదుత్తిష్టామేదీతి నిష్టామోదుత్తిష్టామేది నిష్టామేదీతి నిష్టామతిష్టామేది తాసాంతామితి నిష్టామతిష్టామేది తాసాం ఇది తాసాం తాసామితి తాసాం ద్వాదశే ద్వాదశే తాసామితి తాసాం ద్వాదశే ప్రవర్తంత ప్రవర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వర్తంత ప్రవర్తంత శ్రద్ధయా అవర్తంత శ్రద్ధయా శ్రద్ధయా వర్తంత వర్తంత శ్రద్ధయా వా శ్రద్ధయా వర్తంత వర్తంత శ్రద్ధయా వా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయేది శ్రద్ధయా వా శ్రద్ధయా శ్రద్ధయా వా శ్రద్ధయా వా శ్రద్ధయా వా శ్రద్ధయా వా అశ్రద్ధయా భావా శ్రద్ధయా శ్రద్ధయా భాతాస్తావా శ్రద్ధయా శ్రద్ధయా భాతాశ్రద్ధయేత్యశ్రద్ధయా భాతా ఇమా ఇమాస్తావా భాతా ఇమా ఇమా ఇమాస్తా ఇమాయా ఇమాస్తా ఇమాయా ఇమాయా ఇమా ఇమాయాస్తు పరాస్తు పరాయా ఇమా ఇమాయాస్తు పరా యాస్తు పరాస్తు పరాయాస్తు పరా ఉభయ్య ఉభయస్తు పరాయాస్తు పరా ఉభయ్య పరా ఉభయ్య ఉభయస్తు పరాస్తు పరా ఉభయ్యో వావోభయస్తు పరాస్తు పరా ఉభయ్యో వావ ఉభయ్యో వావోభయ్య ఉభయ్యో వావతాస్తావోభయ్య ఉభయ్యో వావతాస్తావాధ్నవన్నాధ్నవంతావాధ్నవన్ శృంగాణి శృంగాణి శృంగాణ్యదన్ మన్నతన్ వంశృంగాణి దశృంగాణ్యదన్ మన్యాయాసన్ వంశృంగాణి శృంగాణ్యదన్ మనయా అసన్ వనయాయాసన్ మన్మతన్ వనయాశ్చిదయాసన్ మన్నతన్ వనయాశ్చ యాశ్చిదయాశ్చోర్జమూర్జం జయాశ్చోర్జం చోర్జమూర్జం జోర్జమవారుంధతావారుంధతోర్జం చోర్జమవారుంధత ఊర్జమవారుంధతావారుంధతోర్జమూర్జమవారుంధతధ్నోత్యుర్ధ్నోత్యవారుంధతోర్జమూర్జమవారుంధతధ్నోతి అవారుంధతర్ధ్నోత్యుర్ధ్నోత్యవారుంధతావారుంధరధ్నోతి దశసు ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ఏం వేద వేదైవేం వేద పదేన పదేన వేదైవేం వేద పదేన వేద పదేన పదేన వేద వేద పదేన ఖలు ఖలు పదేన వేద వేద పదేన ఖలు పదేన ఖలు ఖలు పదేన పదేన ఖలు వై వై ఖలు పదేన పదేన ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏత ఏతే వై ఖలు ఖలు వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేయంతియంచేతే వై వా ఏతేయంతి ఏతేయంతియంచేత ఏతేయంతి విందతి విందతియంచేత ఏతేయంతి విందతి ఇంది విందతి విందతి ఎంతియంతి విందతి ఖలు ఖలు విందతి ఎంతియంతి విందతి ఖలు విందతి ఖలు ఖలు విందతి విందతి ఖలు వై వై ఖలు విందతి విందతి ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై పదేన పదేన వై ఖలు ఖలు వై పదేన వై పదేన పదేన వై వై పదేన యనయన్ పదేన వై వై పదేన యన్ పదేన యనయన్ పదేన పదేన యన్ తత్తద్యన్ పదేన పదేన యన్ తత్ ఎంతద్యమయంతద్వై వైరద్యమయంతద్వై అద్వై వైదత్తద్వా ఏతదేతద్వై దత్తద్వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతదృద్ధమృద్ధమేతద్వై వా ఏతదృద్ధం ఏతదృద్ధమృద్ధమేతదేతదృద్ధమయనమయనమృద్ధమేతదేతదృద్ధమయనం అర్థమయనమయనమృద్ధమృద్ధమయనం తస్మాత్తస్మాదయనమృద్ధమృద్ధమయనం తస్మాద్ అయనం తస్మాత్తస్మాదయనమయనం తస్మాదేతదేతత్తస్మాదయనమయనం తస్మాదేతద్ తస్మాదేతదేతత్తస్మాత్తస్మాదేతద్ఘోషణి ఘోషణ్యేతత్తస్మాత్తస్మాదేతద్ఘోషణి ఏతద్ఘోషణి ఘోషణ్యేతదేతద్ఘోషణి ఘోషణైతి ఘోషణి ప్రథమే మాసి మాసి ప్రథమే ప్రథమే మాసి పృష్టాని పృష్టాని మాసి ప్రథమే ప్రథమే మాసి పృష్టాని మాసి పృష్టాని పృష్టాని మాసి మాసి పృష్టాన్యుపోప పృష్టాని మాసి మాసి పృష్టాన్యుప పృష్టాన్యుపోప పృష్టాని పృష్టాన్యుపయంతి ఎంతి పృష్టాని పృష్టాన్యుపయంతి ఉపయంతి ఎంతి పోపయంతి మధ్యమే మధ్యమే ఎంతి పోపయంతి మధ్యమే ఎంతి మధ్యమే మధ్యమే ఎంది ఎంది మధ్యమ ఉపోప మధ్యమే ఎంది ఎంది మధ్యమ ఉప మధ్యమ ఉపోప మధ్యమే మధ్యమ ఉపయంతి ఎంతిప మధ్యమే మధ్యమ ఉపయంతి ఉపయంతి ఎంతి పోపయంతి ఉత్తమ ఉత్తమే ఎంతి పోపయంతి ఉత్తమే ఎంత్యుత్తమ ఉత్తమే ఎంది ఎంత్యుత్తమ ఉపోపోత్తమే ఎంది ఎంత్యుత్తమ ఉప ఉత్తమ ఉపోపోత్తమ ఉత్తమ ఉపయంతి ఎంతిపోత్తమ ఉత్తమ ఉపయంతి ఉత్తమ ఇత్యుతమే ఉపయంతి ఎంతి పోపయంతి తత్తద్యంతి పోపయంతి ఎంతి తత్తద్యంతి ఎంతి తదాహురాహుస్తద్యంతి ఎంతి తదాహు తదాహురాహుస్తత్తదా హర్యాయ్యామాహుస్తత్తదా హర్యాం ఆహుర్యాయ్యామాహురా హర్యాం వై వయ్యామాహురా హర్యాం వై యాం వై వయ్యాయ్యాం వైత్రిర్వయ్యాయ్యాం వైత్రి వైత్రిస్త్రిర్వై వైత్రిరేకస్యైకస్యత్రిర్వై వైత్రిరేకస్య త్రిరేకస్యైకస్యత్రిస్త్రిరేకస్యాన్నోన్న ఏకస్యత్రిస్త్రిరేకస్యాన్న ఏకస్యాన్నోన్న ఏకస్యైకస్యాన్న ఉపసీదంతి ఉపసీదంత్యన్న ఏకస్యైకస్యాన్న ఉపసీదంతి అన్న ఉపసీదంతి ఉపసీదంత్యన్నోన్న ఉపసీదంతి దహ్రం దహ్రం ఉపసీదంత్యన్నోన్న ఉపసీదంతి దహ్రం ఉపసీదంతి దహ్రం దహ్రము పదీదంతి పదీదంతి దహ్రం వై వై దహ్రము పదీదంతి పదీదంతి దహ్రం వై ఉపదీదంతీదంతి దహ్రం వై వై దహ్రం దహ్రం వై సా వై దహ్రం దహ్రం వై వై సా వై వై సాపరాభ్యామపరాభ్యాగుం సా వై వై సాపరాభ్యాం సాపరాభ్యామపరాభ్యాగుం సాపరాభ్యాం దోహాభ్యాం దోహాభ్యామపరాభ్యాగుం సాపరాభ్యాం దోహాభ్యాం అపరాభ్యాందోహాభ్యాందోహాభ్యామపరాభ్యామపరాభ్యాందోహాభ్యాం దుహే దుహే దోహాభ్యామపరాభ్యామపరాభ్యాందోహాభ్యాం దుహే దోహాభ్యాం దుహే దుహే దోహాభ్యాం దోహాభ్యాం దుహే సాత దుహే దోహాభ్యాం దోహాభ్యాం దుహే స దుహే సాత దుహే దుహే సకృతః కుతోథ దుహే దుహే సకః అథకుతః కుతోథ సకృతః సా సాకుతోథ సకృతః సా కుతస్సాకుతస్సాధోక్ష్యతే ధోక్ష్యతే తాకుతస్సాధోక్ష్యతే సాధోక్ష్యతే ధోక్ష్యతే సాధోక్ష్యతే యాం ధోక్ష్యతే సాధోక్ష్యతే యాం ధోక్ష్యతే యాం ధోక్ష్యతే ధోక్ష్యతే యాం ద్వాదశ ద్వాదశ యాం ధోక్ష్యతే ధోక్ష్యతే యాం ద్వాదశ యాం ద్వాదశ ద్వాదశ యాం ద్వాదశ కృత్వ కృత్వ ద్వాదశ యాం ద్వాదశ కృత్వ ద్వాదశకృత్వాదశకృత్వీదంచుపసీదంచుపసీదంచుపసీదంచుపసీదంతీతీపసీదంచుకృత్వకృత్వీదంతీతి సంవత్సరము సంవత్సరమిత్యుపసీదంచుపసీదంతీతి సంవత్సరం ఉపసీదంతీత్యుపాసీదంది ఇది సంవత్సరకం సంవత్సరమిదీతి సంవత్సరకం సంపాద్య సంపాద్య సంవత్సరమిదీతి సంవత్సరకం సంపాద్య సంవత్సరగో సంపాద్య సంపాద్య సంవత్సరగో సంవత్సరగో సంపాద్యోత్తమోత్తమే సంపాద్య సంవత్సరగో సంవత్సరగో సంపాద్యోత్తమే సంవత్సరమిధనం అథరం సంపాద్యోత్తమోత్తమే సంపాద్య సంపాద్యోత్తమే మాసి మాస్యుత్తమే సంపాద్య సంపాద్యోత్తమే మాసి సంపాద్యేతి సంపాద్య ఉత్తమే మాసి మాస్యుత్తమ ఉత్తమే మాసి సకృత్ సకృన్ మాస్యుత్తమ ఉత్తమే మాసి సకృత్ ఉత్తమ ఇత్యుదుత్తమే మాసి సకృత్ సకృన్ మాసి మాసి సకృత్ పృష్ఠాని పృష్ఠాని సకృన్ మాసి మాసి సకృత్ పృష్ఠాని సకృత్ పృష్ఠాని పృష్ఠాని సకృత్ సకృత్ పృష్ఠాన్యుపోప పృష్ఠాని సకృత్ సకృత్ పృష్ఠాన్యుప పృష్ఠాన్యుపోప పృష్ఠాని పృష్ఠాన్యుపేయురి ఎరుప పృష్ఠాని పృష్ఠాన్యుపేయు ఉపేయురి ఎరుపోపేయస్తత్తది ఎరుపోపేయస్త యజమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమానాయమాన పశూన్ యజ్ఞం యజ్ఞం పశూనవామ పశూన్ యజ్ఞం యజ్ఞం పశూనవ పశూనవామ పశూన్ పశూనవరుంధతే రుంధదేవ పశూన్ పశూనవరుంధతే అవరుంధతే రుంధదేవారుంధతే సముద్రకూ సముద్రమోరుంధదేవారుంధతే సముద్రం రుంధతే సముద్రకూ సముద్రమోరుంధతే రుంధతే సముద్రం వై వై సముద్రమోరుంధతే రుంధతే సముద్రం వై సముద్రం వై వై సముద్రకూ సముద్రం వా ఏత ఏతే వై సముద్రకూ సముద్రం వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేన భారమన భారమేతే వై వా ఏతేన భారం ఏతేన భారమన భారమేత ఏతేన భారమ పారమ పారమన భారమేత ఏతేన భారమ పారం అనవారమ పారమ పారమన బాలమన వారమ పారం ప్రప్రా పారమన వారమన పారమ పారం ప్రారం ప్రప్రా పారమ పారం ప్రప్లవంతే ప్లవంతే ప్రా పారమ పారం ప్రప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ప్రప్లవంతే ప్లవంతే ప్లవంతే ప్లవంతే సంవత్సరము సంవత్సరం ఏ ప్లవంతే ప్లవంతే సంవత్సరం ఏ సంవత్సరము సంవత్సరం ఏ సంవత్సరము భయంతి భయంతి సంవత్సరం ఏ సంవత్సరము భయంతి సంవత్సరము భయంతి భయంతి సంవత్సరము సంవత్సరము భయంతి యజ్జతి భయంతి సంవత్సరము సంవత్సరం భయంతి సంవత్సరమిది సంవత్సరం భయంతి యజ్జతి భయంతి భయంతే బృహగ్రహంధరే బృహగ్రహంధరే భయంతి భయంతి బృహగ్రహంధరే ఉపయంతీర్చిపాయంతి యద్బృహద్రసంధరే బృహద్రసంధరే యద్యద్బృహద్రసంధరే అన్వర్జేయు అన్వర్జేయద్బృహద్రసంధరే యద్యద్బృహద్రసంధరే అన్వర్జేయు బృహద్రసంధరే అన్వర్జేయురన్వర్జేయుర్బృహద్రసంధరే బృహద్రసంధరే అన్వర్జేయుర్యథాయథా అన్వర్జేయుర్బృహద్రసంధరే బృహద్రసంధరే అన్వర్జేయుర్యథా బృహద్రసంధరే ఇది బృహద్రసంధరే అన్వర్జేయుర్యథాయథాన్వర్జేయుర్యథామధ్యేయుర్యథామధ్యేయుర్యథామధ్యే అన్వర్జేయురిత్యను అర్జేయు యథామధ్యే మధ్యే యథాయ థామధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే యథాయ థామధ్యే సముద్రస్య మధ్యే సముద్రస్య సముద్రస్య మధ్యే మధ్యే సముద్రస్య ప్లవం ప్లవకం సముద్రస్య మధ్యే మధ్యే సముద్రస్య ప్లవం సముద్రస్య ప్లవం ప్లవకం సముద్రస్య సముద్రస్య ప్లవమన్వర్జేయురన్వర్జేయ ప్లవకం సముద్రస్య సముద్రస్య ప్లవమన్వర్జేయు ప్లవమన్వర్జేయురన్వర్జేయ ప్లవం ప్లవమన్వర్జేయుస్తాదృక్ తాదృక్ అన్వర్జేయ ప్లవం ప్లవమన్వర్జేయుస్తాదృక్ అన్వర్జేయుస్తాదృక్ తాదృక్ అన్వర్జేయురన్వర్జేయుస్తాదృక్ తాదృక్ అన్వర్జేయురన్వర్జేయుస్తాదృక్ అన్వర్జేయురిత్యను అర్జేయు తాదృక్ తాదృక్ తాదృక్ తదనుత్సర్గమనుత్సర్గం తాదృక్ తాదృక్ తదనుత్సర్గం తదనుత్సర్గమనుత్సర్గం తదనుత్సర్గం బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యామనుత్సర్గం తదనుత్సర్గం బృహద్రసుందరాభ్యాం అనుత్సర్గం బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యామనుత్సర్గమనుత్సర్గం బృహద్రసుందరాభ్యామిత్వా బృహద్రసుందరాభ్యామనుత్సర్గమనుత్సర్గం బృహద్రసుందరాభ్యామిత్వానుత్సర్గమిత్యనుత్సర్గం బృహద్రసుందరాభ్యామిత్వేత్తా బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యామిత్వా ప్రతిష్టాం ప్రతిష్టామిత్వా బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యామిత్వా ప్రతిష్టాం బృహద్రసుందరాభ్యామిది బృహద్రసుందరాభ్యాం ఇత్వా ప్రతిష్టాం ప్రతిష్టామిత్వే త్వా ప్రతిష్టాం గచ్చంది గచ్చంది ప్రతిష్టామిత్వే త్వా ప్రతిష్టాం గచ్చంది ప్రతిష్టాం గచ్చంది గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది సర్వేభ్య సర్వేభ్యో గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది సర్వేభ్య ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్చంది సర్వేభ్య సర్వేభ్యో గచ్చంది గచ్చంది సర్వేభ్యో వై వై సర్వేభ్యో గచ్చంది గచ్చంది సర్వేభ్యో వై సర్వేభ్యో వై వై సర్వేభ్య సర్వేభ్యో వై కామేభ్య కామేభ్యో వై సర్వేభ్య సర్వేభ్యో వై కామేభ్య వైకామేభ్య కామేభ్యో వై వైకామేభ్యసంధిర్సంధిర్కామేభ్యో వై వైకామేభ్యసంధి కామేభ్యసంధిర్సంధిర్కామేభ్యకామేభ్యసంధిర్ద్వేదేసంధిర్కామేభ్యకామేభ్యసంధిర్ద్వేదేసంధిర్ద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వేదేసంధిర్ద్వేదత్తద్వే

గ్రహ బృహద్ బృహద్గ్రహ గ్రహ బృహత్పృష్టాని పృష్టాని బృహద్గ్రహాగ్రహ బృహత్పృష్టాని బృహత్పృష్టాని పృష్టాని బృహద్ బృహత్పృష్టాని త్రయత్రిగుంశం త్రయత్రిగుంశం పృష్టాని బృహద్ బృహత్పృష్టాని త్రయత్రిగుంశం పృష్టాని త్రయత్రిగుంశం త్రయత్రిగుంశం పృష్టాని పృష్టాని త్రయత్రిగుంశక్తిస్తోమాస్తోమాస్త్రయత్రిగుంశం పృష్టాని పృష్టాని త్రయత్రిగుంశక్తిస్తోమా ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి కనీయాన్ ప్రత్యవరోహతి వైశ్వకర్మణో వైశ్వకర్మణ ప్రత్యవరోహతి వైశ్వకర్మణో వైశ్వకర్మణ ఇదమానా ఇదమానా కర్మాణి కర్మాణి ఇదమానా అవా వైదమానా కర్మాణి కర్మాణి ఇదమానా అవా ఇదమానా అవా వైదమానా ఇదమానా అవరుంధతే రుంధతే వైదమానా ఇదమానా అవరుంధతే అవరుంధతే రుంధతే వా వరుంధత ఆదిత్య ఆదిత్యోరుంధతే వా వరుంధత ఆదిత్య రుంధత ఆదిత్య ఆదిత్యోరుంధతే రుంధత ఆదిత్యో గృహ్యతే గృహ్యత ఆదిత్యో గృహ్యత ఇయమియం గృహ్యత ఆదిత్య ఆదిత్యోగృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యదేవృహ్యద ప్రజా అసృజత సృజత ప్రజా అసృజత యద్యత సృజత ప్రజా ప్రజా అసృజత ప్రజా అసృజత ప్రజా ఇది ప్రాజా అసృజతయజ్ఞత సృజతాదృజతయజ్ఞశ రాత్రోదశ రాత్రోయక సృజతాదృజతయజ్ఞశ రాత్ర రాత్రోదశ రాత్రోయజ్ఞశ రాత్రో భవతి భవతి దశ రాత్రోయజ్ఞశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రోదశ రాత్రో భవతి ప్రజా ప్రజా భవతి దశ రాత్రోదశ రాత్రో భవతి ప్రజా దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి ప్రజా ప్రజా భవతి భవతి ప్రజా ఏవైవ ప్రజా భవతి భవతి ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ తదేవ ప్రజా ప్రజా ఏవ తద్ ప్రజా ఇది ప్రజా ఏవ తదేవైవ యజమానా యజమానాస్తదేవైవ యజమానా యజమానా యజమానాస్తద్యజమానా సృజంతే సృజంతే యజమానాస్తద్యజమానా సృజంతే యజమానా సృజంతే సృజంతే యజమానా యజమానా సృజంత ఏతామేతాగుం సృజంతే యజమానా యజమానా సృజంత ఏతాం సృజంత ఏతామేతాగుం సృజంతే సృజంత ఏతాగుంహ హైతాగుం సృజంతే సృజంత ఏతాగుంహ ఏతాగుంహ హైతామేతాగుం హవై వై హైతామేతాగుం హవై హవై వై హవ ఉదంక ఉదంకో వై హవ ఉదంక వా ఉదంక ఉదంకో వై వా ఉదంకశౌ ఊల్పాయనశౌ ఊల్పాయన ఉదంకో వై వా ఉదంకశౌ ఊల్పాయన ఉదంకశౌ ఊల్పాయనశౌ ఊల్పాయన ఉదంక ఉదంకశౌ ఊల్పాయన సత్రస్య సత్రస్య శౌల్పాయన ఉదంక ఉదంకశౌ ఊల్పాయన సత్రస్య శౌల్పాయన సత్రస్య సత్రస్య శౌల్పాయన శౌల్పాయన సత్రస్య ద్యమృద్ధిగో సత్రస్య శౌల్పాయన శౌల్పాయన సత్రస్య ద్యం సత్రస్యమృద్ధిమో సత్రస్యమువాచో వాచద్ధిమో సత్రస్య సత్రస్యమువాచర్ధిమువాచోవాచ్యమృద్ధిమువాచయత్ వాచయద్యుర్వాచోవాచయద్శ రాత్రో దశరాత్రో యదువాచోవాచయద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యద్దశ రాత్రో యత్ దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్ర దశ రాత్ర ఇది దశ రాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో యద్దశ రాత్రో భవతి దశ రాత్రో భవతి భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సప్తస్య సత్రస్య భవతి దశ రాత్రో దశ రాత్రో భవతి సత్రస్య దశ రాత్ర ఇది దశ రాత్ర భవతి సత్రస్య సత్రస్య భవతి భవతి సత్రస్య ధ్యాధ్యై సత్రస్య భవతి భవతి సత్రస్య ధ్యై సత్రస్య ధ్యాధ్యై సత్రస్య సత్రస్య ధ్యా అథో అథో అధ్యై సత్రస్య సత్రస్య ధ్యా అథో పూర్వేషు పూర్వేష్ రాత్రి ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ఉపాకుర్యాత్ ప్రాతరణ వాకం ఉపాకుర్యాత్ ప్రాతరణ వాకం ఉపాకుర్యాత్ పూర్వ పూర్వ ఉపాకుర్యాత్ ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ఉపాకుర్యాత్ పూర్వః ప్రాతరణ వాకమిది ప్రాతః ప్రాతరణ వాకం ఉపాకూర్యాత్ పూర్వ పూర్వ ఉపాకూర్యాత్ ఉపాకూర్యాత్ పూర్వోవాచం వాచం పూర్వ ఉపాకూర్యాత్ ఉపాకూర్యాత్ పూర్వోవాచం ఉపాకూర్యాదిత్యుపాకూర్యాద్ పూర్వోవాచం వాచం పూర్వ పూర్వోవాచం పూర్వ పూర్వోవాచం పూర్వ పూర్వోవాచం పూర్వ వాచం పూర్వ పూర్వోవాచం వాచం పూర్వో దేవత దేవత పూర్వోవాచం వాచం పూర్వో దేవత పూర్వో దేవత దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ పూర్వో దేవత పూర్వ దేవత పూర్వ పూర్వో దేవత దేవత పూర్వశ్చందాగుంజ పూర్వో దేవత దేవత పూర్వశ్చందాగుంజి పూర్వశ్చందాగుంజ పూర్వ పూర్వశ్చందాగుంజ వృందే వృందే వృందే వృందే ఛందాగుంజ పూర్వ పూర్వశ్చందాగుంజ వృందే వృందే వృందే వృందే వృషణ్వదేం ప్రతిపదం ప్రతిపదం వృషణ్వదేం వృందే వృందే వృషణ్వదేం ప్రతిపదం ఋషణ్వదేం ప్రతిపదం ప్రతిపదం ఋషణ్వదేం ఋషణ్వదేం ప్రతిపదం కుర్యాత్ కుర్యాత్ ప్రతిపదం ఋషణ్వదేం ఋషణ్వదేం ప్రతిపదం కుర్యాత్ ఋషణ్వదేమిది ఋషణ్వదేం ప్రతిపదం కుర్యాత్ కుర్యాత్ ప్రతిపదం ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్తమనాత్ ప్రాతస్తమనాత్ కుర్యాత్ ప్రతిపదం ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్తమనాత్ ప్రతిపదమిది ప్రతిపదం కుర్యాత్ ప్రాతస్తమనాత్ కుర్యాత్ కుర్యాత్ ప్రాతస్తమనాదేవ ప్రాతస్తమనాత్ కుర్యాత్ కుర్యాత్ ప్రాతస్తమనాదేవ ప్రాతస్తమనాదేవ ప్రాతస్తమనాత్ ప్రాతస్తమనాదేవైషామేషామే ప్రాతస్తమనాత్ ప్రాతస్తమనాదేవైషామేషామే వైషామింద్రమింద్రమేషామేవైషామింద్రం ఏషామింద్రమింద్రమేషామేషామింద్రం వృందే వృంగరింద్రమేషామేషామింద్రం వృంతే ఇంద్రం వృంతే వృంగరింద్రమింద్రం వృంతేథో అథో వృంగరింద్రమింద్రం వృంతేథో వృంతేథో అథో వృంతే వృంతేథో ఖలు ఖల్వథో వృంతే వృంతేథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహు అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహుస్తవన ముఖేతవన ముఖేతవన ముఖేతవన ముఖ ఆహు ఖలు ఖల్వాహుస్తవన ముఖేతవన ముఖే ఆహుత్సవన ముఖేతవన ముఖేతవన ముఖేతవన ముఖ ఆహురాహుత్సవన ముఖేతవన ముఖే కార్య కార్యముఖేతవన ముఖ ఆహురాహుత్సవన ముఖేతవన ముఖే కార్య సవన ముఖేతవన ముఖే కార్య కార్యాసవన ముఖేతవన ముఖేతవన ముఖేతవన ముఖే కార్యేదీతి కార్యాసవన ముఖేతవన ముఖేతవన ముఖేతవన ముఖే కార్యేది సవన ముఖేతవన ముఖ ఇది సవన ముఖే సవన ముఖే కార్యేదీతి కార్య కార్యేతి సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాది కార్య కార్యేతి సవన ముఖాత్సవన ముఖాద్ ఇది సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాదిదీతి సవన ముఖాత్సవన ముఖాదేవ సవన ముఖాత్సవన ముఖాదిదీతి సవన ముఖాత్సవన ముఖాదేవ సవన ముఖాత్సవన ముఖాదేవ సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాదేవైషామేషామే సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాత్సవన ముఖాదేవైషా సవన ముఖాత్సవన ముఖాది సవన ముఖాత్వైషామేషామేవైషామింద్రమింద్రమేషామేవైషామింద్రం ఏషామింద్రమింద్రమేషామేషామింద్రం వృందే వృంత ఇంద్రమేషామేషామింద్రం వృందే ఇంద్రం వృందే వృంత ఇంద్రమింద్రం వృందే సంవేషాయ సంవేషాయ వృంత ఇంద్రమింద్రం వృందే సంవేషాయ వృందే సంవేషాయ సంవేషాయ వృందే వృందే సంవేషాయోపవేషాయోపవేషాయ సంవేషాయ వృందే వృందే సంవేషాయోపవేషాయ సంవేషాయోపవేషాయోపవేషాయ సంవేషాయ సంవేషాయోపవేషాయ గాయత్రియా గాయత్రియా ఉపవేశాయ సంవేషాయ సంవేషాయోపవేశాయ గాయత్రియా సంవేషాయేతి సంవేశాయ ఉపవేశాయ గాయత్రియా గాయత్రియా ఉపవేశాయోపవేశాయ గాయత్రియా తిష్టభ తిష్టభ గాయత్రియా ఉపవేశాయోపవేశాయ గాయత్రియా తిష్టభ ఉపవేశాయేత్యుపవేశాయ గాయత్ర్యా తృష్టుభ తృష్టుభ గాయత్ర్యా గాయత్ర్యా తృష్టుభ జగత్యా జగత్యా తృష్టుభ గాయత్ర్యా గాయత్ర్యా తృష్టుభో జగత్యా తృష్టుభ జగత్యా జగత్యా తృష్టుభ తృష్టుభ జగత్యా అనుష్టుభో అనుష్టుభో జగత్యా తృష్టుభ తృష్టుభో జగత్యా అనుష్టుభ జగత్యా అనుష్టుభో అనుష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభ పంచా పంచా అనుష్టుభో జగత్యా జగత్యా అనుష్టుభ పంచా అనుష్టభ పంచా పంచా అనుష్టభో అనుష్టభ పంచా అభిభూత్యా అభిభూతి పంచా అనుష్టభో అనుష్టభ పంచా అభిభూతి అనుష్టుభ ఇత్యనోస్తుభ పంచా అభిభూత్యా అభిభూతి పంచా పంచా అభిభూత్యే స్వాహ స్వాహ అభిభూత్యే పంచా పంచా అభిభూత్యే స్వాహ యజ్ఞస్య వై యజ్ఞస్య దిరిచ్యతే దిరిచ్యతే యజ్ఞస్య వై వై యజ్ఞస్య దిరిచ్యతే యజ్ఞస్యాదిరిచ్యతే దిరిచ్యతే యజ్ఞస్య యజ్ఞస్యాదిరిచ్యతే విష్ణుం విష్ణుమదిరిచ్యతే యజ్ఞస్య యజ్ఞస్యాదిరిచ్యతే విష్ణుం అదిరిచ్యతే విష్ణుం విష్ణుమదిరిచ్యతే దిరిచ్యతే విష్ణుం తద్విష్ణుమదిరిచ్యతే దిరిచ్యతే విష్ణుం తద్ అదిరిచ్యత ఇత్యదిరిచ్యతే విష్ణుం తద్విష్ణుం విష్ణుం తచ్చిపి విష్టగోషిపి విష్ణుం తద్విష్ణుం విష్ణుం తచ్చిపి విష్టం తచ్చిపి విష్టగోషిపి విష్ణుం తచ్చిపి విష్టమభ్యభిషిపి విష్ణుం తచ్చిపి విష్టమభి శివిష్టమభ్యభిషిపి విష్టగోషిపి విష్టమభ్యత్యభిషిపి విష్టగోషిపి విష్టమభ్యది శివి విష్టమితి శివి విష్టం అభ్యత్యభ్యభ్యతిరిచ్యతేభ్యభ్యతిరిచ్యతే అభిరిచ్యతేరిచ్యతేత్యతిరిచ్యతేతత్తిరిచ్యతేత్యతిరిచ్యతే తత్ రిచ్యతే తద్దృచ్యతేచ్యతే తద్విష్ణుర్విష్ణస్తే రిచ్యతే తద్విష్ణు తద్విష్ణుర్విష్ణస్తద్విష్ణశ్యమి విష్ణశ్యమి విష్ణోవిష్ణస్తద్విష్ణశ్యమి విష్ణ విష్ణుశ్యమి విష్ణశ్యమి విష్ణోవిష్ణుర్విష్ణశ్యమి విష్ణోతి నిక్తేతి నిక్తేజమి విష్ణోవిష్ణుర్విష్ణశ్యమి విష్ణోతి నిక్తే శివి విష్ణోతి నిక్తేతి నిక్తేజమి విష్ణశ్యమి విష్ణోతి నిక్త ఏమైవాతి నిక్తేజమి విష్ణశ్యమి విష్ణోతి నిక్త ఏవ శివి విష్ట ఇది శివి నిష్ట అతిరిక్త ఏమైవాతిరిక్తేతిరిక్త ఏవాతిరిక్తమతిరిక్తమేవాతిరిక్తేతిరిక్త ఏవాతిరిక్తం అతిరిక్త ఇత్యది ఏవాతిరిక్తమతిరిక్తమేవైవాతిరిక్తం దధాతి దధాత్యతిరిక్తమేవైవాతిరిక్తం దధాతి అతిరిక్తం దధాతి దధాత్యతిరిక్తమతిరిక్తం దధాత్యసో అసో దధాత్యతిరిక్తమతిరిక్తం దధాత్యసో అతిరిక్తమిత్యది రిక్తం దాత్యసో అసో దాతి దాత్యసో అతిరిక్తేనాతిరిక్తేనాథో దాతి దాత్యసో అతిరిక్తేన అథో అతిరిక్తేనాతిరిక్తేనాథో అథో అతిరిక్తే నైవైవాతిరిక్తేనాథో అథో అతిరిక్తే నైవ అథో ఇత్యథో అతిరిక్తే నైవైవాతిరిక్తేనాతిరిక్తే నైవాతిరిక్తమతిరిక్తమేవాతిరిక్తేనాతిరిక్తే నైవాతిరిక్తం అతిరిక్తేనేత్యది రిక్తేన ఏవాతిరిక్తమతిరిక్తమేవైవాతిరిక్తమాప్వాప్వాతిరిక్తమేవైవాతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిరిక్తమాప్వాప్వాతిరిక్తమతిర రంధతే ఇది మధ్యంతరే ఇది మధ్యంతరే మధ్యంతరేయది ఇది మధ్యంతరే దీర్యేత దీర్యేత మధ్యంతరేయది ఇది మధ్యంతరే దీర్యేత మృత్యందినే దీర్యేత దీర్యేత మధ్యందినే మధ్యందినే దీర్యేత వృత్కారణధనం వృత్కారణధనం దీర్యేత మధ్యందినే మధ్యందినే దీర్యేత వృత్కారణధనం దీర్యేత వృత్కారణధనం వృత్కారణధనం దీర్యేత దీర్యేత వృత్కారణధన గోసామ సామ వృత్కారణధనం దీర్యేత దీర్యేత వృత్కారణధన గోసామ వృత్కారణధన గోసామ సామ వృత్కారణధనం వృత్కారణధన గోసామ తుర్యస్తుర్యస్తామ వృత్కారణధనం వృత్కారణధన గోసామ తుర్యో వృత్కారణధనమితి వృత్కారాధనం సామకుర్యుర్యస్తామ సామకుర్యుర్వషట్కారో వషట్కారుర్యస్తామ సామకుర్యుర్వషట్కార కుర్యుర్వషట్కారో వషట్కారుర్యుర్వషట్కారో వై వై వషట్కారుర్యుర్వషట్కారో వై వషట్కారో వై వై వషట్కారో వషట్కారో వై యజ్ఞస్ యజ్ఞస్య వై వషట్కారో వషట్కారో వై యజ్ఞస్య వషట్కార ఇది వషట్కార వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా యజ్ఞస్య వై వై యజ్ఞస్య ప్రతిష్టా యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టా యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టా యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టామేవ ప్రతిష్టేది ప్రతిష్టా ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన నేన దేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన ప్రతిష్టామిది ప్రతిష్టాం ఏవైన దేన దేవైవైన గమయంతి గమయంత్యేన దేవైవైన గమయంతి ఏన గమయంతి గమయంత్యేన దేన గమయంతి యది యది గమయంత్యేన దేన గమయంతి యది గమయంతి యది యది గమయంతి గమయంతి యది తృతీయ సమనే తృతీయ సమనే యది గమయంతి గమయంతి యది తృతీయ సమనే ఎది తృతీయ సమనే తృతీయ సమనే ఎది తృతీయ సమన ఏదేత తృతీయ సమనే ఎది తృతీయ సమన ఏదత్ తృతీయ సమన ఏదేత తృతీయ సమనే తృతీయ సమన ఏదేవైవైన తృతీయ సమనే తృతీయ సమన ఏదేవ తృతీయ సమన ఇది తృతీయ సమనే ఏదేవైవైతదేత ఏవేత్యేవ షడహేర్మాసాన్మాసాన్ షడహేష్డహేర్మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ షడహేష్డహేర్మాసాన్ సంపాద్య షడహేరిది షడ్ అహైః మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాః సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాః సంపాద్యాః సంపాద్య సంపాద్యాః రుదుః సంపాద్య సంపాద్యాః రుదుః సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంతి దుత్సృజంతి షడహైష్డహైస్సృజంతి దుత్సృజంతి షడహైః సృజంతి షడహైష్డహైస్సృజంతి సృజంతి షడహైర్హి షడహైస్సృజంతి సృజంతి షడహైర్హి షడహైర్హి షడహైష్డహైర్హి మాసాన్ మాసానుహి షడహైష్డహైర్హి మాసాను హిమహైరిది షడ్ అహైర్హి హిమాసాన్ మాసానుహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానుహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యర్ధమాసైరర్ధమాసైః సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంత్యర్ధమాసైః సంపశ్యంత్యర్ధమాసైరర్ధమాసైః సంపశ్యంతి సంపశ్యంత్యర్ధమాసైర్ మాసానర్ధమాసైః సంపశ్యంతి సంపశ్యంత్యర్ధమాసైర్మాసాను సంపశ్యంతీతి సంపశ్యంతి అర్ధమాసైర్మాసాన్ మాసానర్ధమాసైరర్ధమాసైర్మాసాన్ సంపాద్య సంపాద్యమాసానర్ధమాసైరర్ధమాసైర్మాసాన్ సంపాద్య అర్ధమాసైరిత్యర్ధమాసైః మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహర సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహర సంపాద్య సంపాద్యాహరుదుదహ సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఋత్సృజంతి సృజంత్యుదృత్సృజంత్యర్ధమాసైరర్ధమాసైః సృజంత్యుదృత్సృజంత్యర్ధమాసైః సృజంత్యర్ధమాసైరర్ధమాసైః సృజంతి సృజంత్యర్ధమాసైరిహిత్యర్ధమాసైః సృజంతి సృజంత్యర్ధమాసైరిః అర్ధమాసైరిహిత్యర్ధమాసైరర్ధమాసైరిహి మాసాన్ మాసానిత్యర్ధమాసైరర్ధమాసైరిహి మాసాన్ అర్ధమాసైరిత్యర్ధమాసైః హిమాసాన్ మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి మా భాస్యయా సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి మా భాస్యయా సంపశ్యంతి మా భాస్యయా మా భాస్యయా సంపశ్యంతి సంపశ్యంతి మా భాస్యయా మాసాన్ మాసాన మా భాస్యయా సంపశ్యంతి సంపశ్యంతి మా భాస్యయా మాసాన్ సంపశ్యంతీతి సంపశ్యంతి అమావాస్యయామాసాన్ మాసానమావాస్యయామాసాన్ సంపాద్య సంపాద్యమాసానమావాస్యయామాసాన్ సంపాద్య అమావాస్యయేత్యమావాస్యయా మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహర సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహర సంపాద్య సంపాద్యాహరుదుదహ సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంతి దుత్సృజంజమా భాస్యయా మా భాస్యయా సృజంతి దుత్సృజంజమా భాస్యయా సృజంజమా భాస్యయా మా భాస్యయా సృజంతి సృజంజమా భాస్యయా హిత్యమా భాస్యయా సృజంతి సృజంజమా భాస్యయా హి మా భాస్యయా హిత్యమా భాస్యయా మా భాస్యయా హి మాసాన్ మాసానిత్యమా భాస్యయా మా భాస్యయా హి మాసాన్ అమావాస్యేత్యమా భాస్యయా హిమాసాన్ మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసానిహి హిమాసాన్ సంపశ్యంతి మాసాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సంపశ్యంతి మాసాన్ మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యా సంపశ్యంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా సంపశ్యంతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ సంపశ్యంతీతి సంపశ్యంతి పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్య మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహర సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యాహ సంపాద్యాహర సంపాద్య సంపాద్యాహరుదుదహ సంపాద్య సంపాద్యాహరుదు సంపాద్యేతి సంపాద్య అహరుదుదహర హరుత్సృజంతి సృజంత్యుదహర హరుత్సృజంతి ఉత్సృజంతి సృజంతి ఉత్సృజంతి పౌర్ణమాస్యాపౌర్ణమాస్యా సృజంతి ఉత్సృజంతి పౌర్ణమాస్యా సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సృజంతి సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా సృజంతి సృజంతి పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యేసి పౌర్ణమాస్యా హిమాతాన్ మాసాన్ హిమాతాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ హిమాతాన్ సంపశ్యంతి మాతాన్ సంపశ్యంతి సంపశ్యంతి మాసాన్ మాతాన్ సంపశ్యంతి యోయ సంపశ్యంతి మాతాన్ మాతాన్ సంపశ్యంతి యః సంపశ్యంతి యోయ సంపశ్యంతి సంపశ్యంతి యో వై వై యః సంపశ్యంతి సంపశ్యంతి యో వై సంపశ్యంతీతి సంపశ్యంతి యో వై వై యో యో వై పూర్ణే పూర్ణే వై యో యో వై పూర్ణే వై పూర్ణే పూర్ణే వై వై పూర్ణ సించిది పూర్ణే వై వై పూర్ణ సించిది పూర్ణ సించిది పూర్ణే పూర్ణ సించిది పరాపర సించిది పూర్ణే పూర్ణ సించిది పరా సించిది పరాపర సించిది పరాసద పరా సించిది పరాస ఆదింద్యదీత్యా సించిది పరాసత పరాపరాస సించిది సించిది సపరాపరాస సించిది సరించది సించది ససించది యోయస్సించది ససించది యః సించది యోయస్సించది సించది యః పూర్ణాత్ పూర్ణాద్యస్సించది సించది యః పూర్ణాత్ యః పూర్ణాత్ పూర్ణాద్యోయః పూర్ణాదుదగచ్చుదగతి పూర్ణాద్యోయః పూర్ణాదుదగతి పూర్ణాదుదగచ్చుదగతి పూర్ణాత్ పూర్ణాదుదగతి ప్రాణం ప్రాణముదగతి పూర్ణాత్ పూర్ణాదుదగతి ప్రాణం ఉదశతి ప్రాణం ప్రాణముదశత్యుదశతి ప్రాణమస్మిన్నస్మిన్ ప్రాణముదశత్యుదశతి ప్రాణమస్మిన్ ఉదశతీచ్యుదు అశతి ప్రాణమస్మిన్నస్మిన్ ప్రాణం ప్రాణమస్మిన్ సోస్మిన్ ప్రాణం ప్రాణమస్మిన్ సహ ప్రాణమితి ప్రాణం అస్మిన్ సోస్మిన్నస్మిన్ సదధాది సోస్మిన్నస్మిన్ సదధాది సదధాది దధాది సదధాది యద్యద్దధాది సదధాది యద్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా యజ్ఞ దాది సదాది యత్ పౌర్ణమాస్యా యత్ పౌర్ణమాస్యా యజ్ఞ పౌర్ణమాస్యా మాసాన్ మాసాన్ పౌర్ణమాస్యా యజ్ఞ పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యా మాసాన్ పౌర్ణమాస్యా పౌర్ణమాస్యా మాసాన్ సంపాద్య సంపాద్య మాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్య సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంపాద్యం సంవత్సరాయో సృజంతి సంవత్సరాయైవైవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్తదేవ సంవత్సరాయ సంవత్సరాయైవ తత్ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏవ తత్తదేవైవ తత్ ప్రాణం ప్రాణం తదేవైవ తత్ ప్రాణం తత్ ప్రాణం ప్రాణం తత్ ప్రాణం దధతి దధతి ప్రాణం తత్ ప్రాణం దధతి ప్రాణం దధతి దధతి ప్రాణం ప్రాణం దధతి తత్తదధతి ప్రాణం ప్రాణం దధతి తత్ ప్రాణమితి ప్రాణం దధతి తత్తదధతి దధతి తదన్వను తత్తదధతి దధతి తదను తదన్వను తత్తదను శత్రిణ శత్రిణోను తత్తదను శత్రిణ అనుశత్రిణ శత్రిణోన్వను శత్రిణ ప్రశత్రిణోన్వను శత్రిణ ప్రశత్రిణ ప్రశత్రిణ శత్రిణ ప్రాణం జనంది ప్రశత్రిణ శత్రిణ ప్రాణంది ప్రాణం జనంది ప్రాణం జయజ్జతనం జ ప్రాణం జయద్ అనంది యజ్జతనం జనంది యద హర హర్యతనం జనంది యద యద హర హర్యజ్జద హర్ణనా హర్యజ్జద హర్ణ అహర్ణనా హర హర్ణోత్సృజేయుర్ణ హర హర్ణోత్సృజేయు నోత్సృజేయుత్సృజేయుర్ణనోత్సృజేయుర్ఘసాయథోత్సృజేయుర్ణనోత్సృజేయుర్ఘసా ఉత్సృజేయుర్ఘసాయథోత్సృజేయుర్ఉత్సృజేయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర్ఘసాయుర ఉపనద్ధో విపదతి విపదత్యుపనద్ధ ఉపనద్ధో విపదత్యేవమేవం విపదత్యుపనద్ధ ఉపనద్ధో విపదత్యేవం ఉపనద్ధ ఇత్యుపానద్ధ విపదత్యేవమేవం విపదతి విపదత్యేవం సంవత్సర సంవత్సర ఏం విపదతి విపదత్యేవం సంవత్సర విపదతీతి విపదతి ఏం సంవత్సర సంవత్సర ఏమేవం సంవత్సరో సంవత్సర ఏమేవం సంవత్సరో సంవత్సరో సంవత్సర సంవత్సరో విపదే త్వదే సంవత్సర సంవత్సరో విపదే సంవత్సర సంవత్సర విపదే త్వదే విపదేదాత్యమాత్యం పదే విపదేదాత్యం పదేదాత్యమాత్యం పదే త్వదేదాత్యమాత్యం పదే త్వదేదాత్యమా ఆర్తిమార్తిమార్తిమార్చేయుర్చేయురార్తిమార్తిమార్చేయు ఆర్చేయుర్చేయురార్చేయుర్యత్పౌర్ణమాస్యాభౌర్ణమాస్యాయుర్యత్పౌర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యాయుర్ణమాస్యా ఉత్సృజంతి సంవత్సరాయ సంవత్సరాయో ఉత్సృజంతి హరహరుత్సృజంతి సంవత్సరాయ ఉత్సృజంతి సంవత్సరాయ సంవత్సరాయో ఉత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరా దీవైవ సంవత్సరాయో ఉత్సృజంతి ఉత్సృజంతి సంవత్సరా దీవ ఉత్సృజంతిసృజంతి సంవత్సరా దైవ సంవత్సరాయ సంవత్సరా దైవ తదేవ సంవత్సరాయ సంవత్సరా దైవ తద్ సంవత్సరాయేతి సంవత్సరాయ ఏదత్త దేవైవ తదు దానము దానంత దేవైవ తదు దానం తదు దానము దానంత తదు దానంత దతి దధత్యు దానంత తదు దానంత దతి ఉదానంద ధతి దధత్యు దానము దానంద ధతి తత్తదత్యు దానము దానంద ధతి తద్ ఉదానమిత్యు దధతి తత్తదతి దధతి తదన్వన తత్తదతి దధతి తదను తదన్వన తత్తదను సత్రిణ సత్రిణోను తత్తదను సత్రిణ అనుసత్రిణ సత్రిణోన్వను సత్రిణ ఉదుత్ సత్రిణోన్వను సత్రిణ ఉద్ సత్రిణ ఉదుత్ సత్రిణ సత్రిణ ఉదనంజ నంజుత్ సత్రిణ సత్రిణ ఉదనంది ఉదనంజ నంజుదనంజనంజుదనంజిన అనంతినంజనంజనాత్మాత్యన్నానంజనంజనాత్మాత్యమాత్యమాత్యంగనాత్మాత్మాత్యమాచ్యుచ్యంజాత్మాత్యమాచ్యంది ఆర్చంజుచ్యంజాచ్యంది పూర్ణమాసే పూర్ణమాసర్చ్యంజాచ్యంది పూర్ణమాసే అర్చంది పూర్ణమాసే పూర్ణమాసర్చ్యుచ్యంది పూర్ణమాసే వై వై పూర్ణమాసర్చ్యుచ్యంది పూర్ణమాసే వై పూర్ణమాసే వై వై పూర్ణమాసే పూర్ణమాసే వై దేవానాం దేవానాం వై పూర్ణమాసే పూర్ణమాసే వై దేవానాం పూర్ణమాస ఇది పూర్ణమాసే వై దేవానాం దేవానాం వై వై దేవానాగం సుతస్సుతో దేవానాం వై వై దేవానాగం సుత దేవానాగం సుతస్సుతో దేవానాం దేవానాగం సుతోయజ్జత్సుతో దేవానాం దేవానాగం సుతోయజ్ సుతోయజ్జత్సుతస్సుతోయత్పౌర్ణమాస్యాపౌర్ణమాస్యాయజ్జత్పౌర్ణమాస్యామాసాన్మాసాన్పౌర్ణమాస్యాయజ్జత్పౌర్ణమాస్యామాసాన్పౌర్ణమాస్యాయజ్జత్పౌర్ణమాస్యామాసాన్ పౌర్ణమాస్యేతి పౌర్ణమాస్యా వారాన్ సంపాద్య సంపాద్యమానాన్ సంపాద్య హరః సంపాద్యమానాన్ సంపాద్య హరః సంపాద్య హరః సంపాద్య సంపాద్య హరః సృజంతి సృజంత్య సంపాద్య సంపాద్య హరః సృజంతి సంపాద్యేతి సంపాద్య అహరుత్సృజంతి సృజంత్య అరహరుత్సృజంతి దేవానాం దేవానాం సృజంత్య అరహరుత్సృజంతి దేవానాం ఉత్సృజంతి దేవానాం దేవానాం ఉత్సృజంతి దేవానామేవైవ దేవానాం ఉత్సృజంతి సృజంతి దేవానామేవ ఉత్సృజంతి సృజంతి దేవానామేవైవ దేవానాం దేవానామేవ దత్త దేవదేవానాం దేవానామేవ దత్త దేవదత్త దేవైవ దజ్ఞేన దేవైవ దజ్ఞేన తద్యజ్ఞేన యజ్ఞేన తత్తద్యజ్ఞేన యజ్ఞం యజ్ఞం యజ్ఞేన తత్తద్యజ్ఞేన యజ్ఞం యజ్ఞేన యజ్ఞం యజ్ఞం యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞేన యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యజ్ఞం యజ్ఞం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వై వై వి ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి వై ప్రత్యవరోహంతి ప్రతి అవరోహంతి వివై వై వివా ఏతదేతద్వై వివా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞం యజ్ఞమేతద్వై వా ఏతద్యజ్ఞం ఏతద్యజ్ఞం యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞమేతదేతద్యజ్ఞం ఛందంతి యజ్ఞం ఛందంతి ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యజ్ఛందంతి యజ్ఞం యజ్ఞం ఛందంతి యద్ ఛందంతి యజ్ఛందంతి ఛందంతి యక్షరాసంతతకోషరాసంతతయ్యచ్ఛందంతి ఛందంతి యక్షరాసంతతకం షడాసంతతకోషరాసంతతయ్యక్షరాసంతతకోసంతకోసంతకోషరాసంతతకోసంతకోసంతమథాసంతకోషరాసంతతకోసంతమథాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమిషడాసంతతమి హరహరుత్సృజంతి ప్రజాపత్యం ఉత్సృజంతి ప్రజాపత్యం ప్రజాపత్యముత్సృజంతి ఉత్సృజంతి ప్రజాపత్యం వశం వశం ప్రజాపత్యముత్సృజంతి ఉత్సృజంతి ప్రజాపత్యం వశం ఉత్సృజంతిసృజంతి ప్రజాపత్యం పశుం పశుం ప్రజాపత్యం ప్రజాపత్యం పశుమా పశుం ప్రజాపత్యం ప్రజాపత్యం పశుమా ప్రజాపత్యమిది ప్రజాపత్యం పశుమా పశుం పశుమాలభంతే లభంత ఆ పశుం పశుమాలభంతే ఆలభంతే లభంత ఆలభంతే ప్రజాపతి ప్రజాపతిర్లభంత ఆలభంతే ప్రజాపతి లభంతే ప్రజాపతి ప్రజాపతిర్లభంతే లభంతే ప్రజాపతి సర్వా సర్వా ప్రజాపతిర్లభంతే లభంతే ప్రజాపతి సర్వా ప్రజాపతి ప్రజాపతి సర్వా ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవత దేవత సర్వా ప్రజాపతి ప్రజాపతి సర్వా దేవత ప్రజాపతి సర్వా సర్వా దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవత దేవతాభిరేవైవ దేవతాభిర్దేవతాభిరేవ యజ్ఞం యజ్ఞమేవ దేవతాభిర్దేవతాభిరేవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞకూసకూసం యజ్ఞమేవైవ యజ్ఞకూసం యజ్ఞకూసకూసం యజ్ఞం యజ్ఞకూసం తన్వంతి తన్వంతి సంయజ్ఞం యజ్ఞకూసం తన్వంతి సంతన్వంతి తన్వంతి సకూసం తన్వంతి జయంతి తన్వంతి సకూసం తన్వంతి జయంతి తన్వంతి జయంతి జయంతి తన్వంతి తన్వంతి జయంతి వై వైయంతి తన్వంతి తన్వంతి జయంతి వై జయంతి వై వైయంతి జయంతి వా ఏతరేతే వైయంతి జయంతి వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సమనాత్ సమనాద్ ఏతే వై వా ఏతే సమనాత్ ఏతే సమనాత్ సమనాదేత ఏతే సమనాద్యే ఏ సమనాదేత ఏతే సమనాద్యే సమనాద్యే ఏ సమనాత్ సమనాద్యే హర హర్యే సమనాత్ సమనాద్యే ఏ హర హర్యే ఏ హరుత్సృజంతి సృజంతి హర్యే ఏ హరుత్సృజంతి అహరుత్సృజంతి సృజంతి హరహరుత్సృజంతి దురీయం దురీయముత్సృజంతి హరహరుత్సృజంతి దురీయం ఉత్సృజంతి దురీయం దురీయముత్సృజంతి సృజంతి దురీయం ఖలు ఖలు దురీయముత్సృజంతి సృజంతి దురీయం ఖలు ఉత్సృజంతి సృజంతి దురీయం ఖలు ఖలు దురీయం దురీయం ఖలు వై వై ఖలు దురీయం దురీయం ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏతదేతద్వై ఖలు ఖలు వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్సవన కోసవనమేతద్వై వా ఏతత్సవనం సాన్నాయ్యమిది సాన్నాయ్యం యత్సాన్నాయ్యం యత్సాన్నాయ్యం యత్సాన్నాయ్యం యత్సాన్నాయ్యమిది సాన్నాయ్యం యత్సాన్నాయ్యం యత్సాన్నాయ్యం యత్సాన్నాయ్యం భవతి సాన్నాయ్యం భవతి తేన తేన భవతి సాన్నాయ్యం భవతి తేన సాన్నాయ్యమిది సాన్నాయ్యం భవతి తేన తేన భవతి తేనైవ తేన భవతి తేనైవ ద్వాదశకపాలాన్ ద్వాదశకపాలాన్ సమనే ద్వాదశకపాలాన్ స్తృతీయ సమనే ద్వాదశకపాలాన్ సమనే ద్వాదశకపాలాన్ స్తృతీయ సమనే ఉత్సృజ్యమిత్యుత్సృజ్యం ఏవేదీత్యేవైవేత్యమావాస్యాయామమావాస్యాయామిత్యేవైవేత్యమావాస్యాయామ్ ఉత్సృజేయుర్యాదృశే యాదృశ ఉత్సృజేయుర్యాదృశే పునః పునర్యాదృశ ఉత్సృజేయుర్యాదృశే పునః ఉత్సృజేయుర్యుత్సృజేయు యాదృశే పునః పునర్యాదృశే యాదృశే పునః పర్యాప్లావే పర్యాప్లావే పునర్యాదృశే యాదృశే పునః పర్యాప్లావే పునః పర్యాప్లావే పర్యాప్లావే పునః పునః పర్యాప్లావే మధ్యే మధ్యే పర్యాప్లావే పునః పునః పర్యాప్లావే మధ్యే పర్యాప్లావే మధ్యే మధ్యే పర్యాప్లావే పర్యాప్లావే మధ్యే షడహస్య షడహస్య మధ్యే పర్యాప్లావే పర్యాప్లావే మధ్యే షడహస్య పర్యాప్లావ ఇది పరి ఆప్లావే మధ్యే షడహస్య షడహస్య మధ్యే మధ్యే షడహస్య సంపద్యేత సంపద్యేత షడహస్య మధ్యే మధ్యే షడహస్య సంపద్యేత షడహస్య సంపద్యేత సంపద్యేత షడహస్య షడహస్య సంపద్యేత షడహై షడహై సంపద్యేత షడహస్య షడహస్య సంపద్యేత షడహై షడహస్యేది షడ ఆహస్య సంపద్యేత షడహై షడహై సంపద్యేత సంపద్యేత షడహైర్మాసాన్మాసాన్ షడహై సంపద్యేత సంపద్యేత షడహైర్మాసాన్ సంపద్యేతేతి సంపద్యేత షడహైర్మాసాన్మాసాన్ షడహై షడహైర్మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ షడహై షడహైర్మాసాన్ సంపాద్య షడహైరి షడ్ అహై మాసాన్ సంపాద్య సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్యయత్ సంపాద్యమాసాన్ మాసాన్ సంపాద్య సంపాద్యయత్ సంపాద్య సంపాద్యయత్ సప్తమగో సప్తమయత్ సంపాద్య సంపాద్యయత్ సప్తమం సంపాద్యేతి సంపాద్య యత్ సప్తమగో సప్తమయత్ సప్తమమహరః సప్తమయత్ సప్తమః సప్తమమహరః సప్తమగో సప్తమమహస్తస్మిగ్రస్తస్మిన్నః సప్తమగో సప్తమమహస్తస్మిన్ అహస్తస్మిగ్గస్తస్మిన్నహరహస్తస్మిన్నుదుత్తస్మిన్నహరహస్తస్మిన్నుదుత్తస్మిన్నుదుత్తస్మిగ్గస్తస్మిన్నుత్సృజేయుస్తృజేయురుత్తస్మిగ్గస్తస్మిన్నుత్సృజేయుః అగ్నయేగ్నయేతత్తగ్నయేవసుమదేవసుమదేగ్నయేగ్నయేవసుమదేపురోడాశం పురోడాశం వసుమదేవసుమదేపురోడాశం అష్టాకబాలమష్టాకబాలం పురోడాశం వసుమదేవసుమదేపురోడాశం అష్టాకబాలం వసుమదైవసు అదే పురోడాశమష్టాకబాలమష్టాకబాలం పురోడాశం పురోడాశం అష్టాకబాలం నిరనిరష్టాకబాలం పురోడాశం అష్టాకబాలం అష్టాకబాలం నిర్నిరష్టాకబాలమష్టాకబాలం నిర్వపేయుర్వపేయుర్నిరష్టాకబాలమిత్యష్టాకబాలం నిర్వపేయుర్వపేయుర్నిర్నిర్వపేయుర్ ఐంద్రమైంద్రంవపేయుర్నిర్నిర్వపేయుర్ఐంద్రం వపేయుర్ఐంద్రమైంద్రంవపేయుర్వపేయుర్ఐంద్రం దధిదధ్యైంద్రమైంద్రం దధీంద్రాయేంద్రాయదధిదధీంద్రాయ మరుత్వదే మరుత్వద ఇంద్రాయ దధీంద్రాయ మరుత్వదే ఇంద్రాయ మరుత్వదే మరుత్వద ఇంద్రాయేంద్రాయ మరుత్వదే పరోడాశం పరోడాశం మరుత్వద ఇంద్రాయేంద్రాయ మరుత్వదే పరోడాశం మరుత్వదే పరోడాశం పరోడాశం మరుత్వదే మరుత్వదే పరోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పరోడాశం మరుత్వదే మరుత్వదే పరోడాశమేకాదశకపాలం పరోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పరోడాశం పరోడాశమేకాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవమేకాదశకపాలం పరోడాశం పరోడాశమేకాదశకపాలం వైశ్వదేవం ఏకాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవమేకాదశకపాలమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవమేకాదశకపాలమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలమగ్నేరగ్నేర్ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలమగ్నే వైశ్వదేవమిది వైశ్వదేవం ద్వాదశకపాలమగ్నేరగ్నేర్ద్వాదశకపాలం ద్వాదశకపాలమగ్నేర్వై వా అగ్నేర్ద్వాదశకపాలం ద్వాదశకపాలమగ్నేర్వై ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం అగ్నేర్వై వా అగ్నేరగ్నేర్వై వసుమతో వసుమతో వా అగ్నేరగ్నేర్వై వసుమత వై వసుమతో వసుమతో వై వై వసుమతః ప్రాతస్సవనం ప్రాతస్సవనం వసుమతో వై వై వసుమతః ప్రాతస్సవనం వసుమతః ప్రాతస్సవనం ప్రాతస్సవనం వసుమతో వసుమతః ప్రాతస్సవనం యజ్ప్రాతస్సవనం వసుమతో వసుమతః ప్రాతస్సవనం యజ్ వసుమత ఇది వసుమతః ప్రాతస్సవనం యజ్ప్రాతస్సవనం ప్రాతస్సవనం యజ్ఞయేక్రయే ప్రాతస్సవనం ప్రాతస్సవనం యజ్ఞయే ప్రాతస్తవనమిది ప్రాతస్తవనం అగ్నయేగ్నయేయజ్ఞయేవసుమదేవసుమదేగ్నయేయజ్ఞయేవసుమదే అగ్నయేవసుమదేవసుమదేగ్నయేగ్నయేవసుమదే పరోడాశం పరోడాశం వసుమదేగ్నయేగ్నయేవసుమదే పరోడాశం వసుమతే పురోడాశం పురోడాశం వసుమతే వసుమతే పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం వసుమతే వసుమతే పురోడాశమష్టాకపాలం పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్భవంతి నిర్భవంతి అష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్భవంతి అష్టాకపాలం నిర్భవంతి నిర్భవంతి అష్టాకపాలమష్టాకపాలం నిర్భవంతి దేవతాం దేవతాం నిర్భవంతి అష్టాకపాలమష్టాకపాలం నిర్భవంతి దేవతాం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్భవంతి దేవతాన్ దేవతాన్ నిర్భవంతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాన్ నిర్భవంతి నిర్భవంతి దేవతామేవ నిర్భవంతీతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాన్ దేవతామేవ దత్త దేవదేవతాన్ దేవతామేవ దత్ ఏవదత్త దేవైవ దద్భాగినీం భాగినీం తదేవైవ దద్భాగినీం తద్భాగినీం భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనకోసవనం కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనం కుర్వంతి సవనకోసవనం కుర్వంతి కుర్వంతి సవనమష్టాభిరష్టాభిస్తవనం కుర్వంతి కుర్వంతి సవనమష్టాభిరష్టాభిస్తవనకోసవనమష్టాభిరుపోపాష్టాభిస్తవనకోసవనమష్టాభిరుప అష్టాభిరుపోపాష్టాభిరష్టాభిరుపయంతిపాష్టాభిరష్టాభిరుపయంతి ఉపయంతి యంజిపోపయంతి యద్యోపయంతి యద్యంతియంతి యదైంద్రమైంద్రం యజ్యంతియంతి యదైంద్రం యదైంద్రమైంద్రం యజ్యదైంద్రం దధిదధ్యైంద్రం యజ్యదైంద్రం దది ఐంద్రం దధిదధ్యైంద్రమైంద్రం దధి భవతి భవతి దధ్యైంద్రమైంద్రం దధి భవతి భవతి భవతి దధిదధి భవతీంద్రమింద్రం భవతి దధిదధి భవతీంద్రం భవతీంద్రమింద్రం భవతి భవతీంద్రమేవైవేంద్రం భవతి భవతీంద్రమేవ ఇంద్రమేవైవేంద్రమింద్రమేవ దత్త దేవేంద్రమింద్రమేవ తత్ ఏవ దత్త దేవైవ దద్భాగధేయాత్ భాగధేయాత్ తదేవైవ దద్భాగధేయాత్ తద్భాగధేయాత్ భాగధేయాత్ తత్తద్భాగధేయాన్నన భాగధేయాత్ తత్తద్భాగధేయాన్న భాగధేయాన్నన భాగధేయాత్ భాగధేయాన్నశ్యావయంతిశ్యావయంతి న భాగధేయాత్ భాగధేయాన్నశ్యావయంతి భాగధేయాదితి భాగధేయాద్ నశ్యావయంతిశ్యావయంతి నశ్యావయంతీంద్రస్యేంద్రస్యశ్యావయంతి నశ్యావయంతీంద్రస్య శ్యావయంతీంద్రస్యేంద్రస్యశ్యావయంతిశ్యావయంతీంద్రస్య వైవ ఇంద్రస్యశ్యావయంతిశ్యావయంతీంద్రస్య వై ఇంద్రస్యవైవ ఇంద్రస్యేంద్రస్య వై మరుత్వదో మరుత్వదో వా ఇంద్రస్యేంద్రస్య వై మరుత్వద వై మరుత్వదో మరుత్వదో వై వై మరుత్వదో మాధ్యంజనం మాధ్యంజనం మరుత్వదో వై వై మరుత్వదో మాధ్యంజనం మరుత్వదో మాధ్యంజనం మాధ్యంజనం మరుత్వదో మరుత్వదో మాధ్యంజన కోసవనకోసవనం మాధ్యంజనం మరుత్వదో మరుత్వదో మాధ్యంజన కోసవనం మాధ్యంజన కోసవన కోసవనం మాధ్యంజనం మాధ్యంజన కోసవనయ్యజ్యత్సవనం మాధ్యంజనం మాధ్యంజన కోసవనయ్యజ్ సవనయ్యజ్యత్సవన కోసవనయ్యదింద్రాయేంద్రాయత్సవన కోసవనయ్యదింద్రాయ యజింద్రాయేంద్రాయజ్జరింద్రాయ వరుత్వదే వరుత్వద ఇంద్రాయజ్జరింద్రాయ వరుత్వదే ఇంద్రాయ వరుత్వదే వరుత్వద ఇంద్రాయేంద్రాయ వరుత్వదే పురోడాశం పురోడాశం వరుత్వద ఇంద్రాయేంద్రాయ వరుత్వదే పురోడాశం మరుత్వదే పురోడాశం పురోడాశం మరుత్వదే మరుత్వదే పురోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పురోడాశం మరుత్వదే మరుత్వదే పురోడాశమేకాదశకపాలం పురోడాశమేకాదశకపాలమేకాదశకపాలం పురోడాశం పురోడాశమేకాదశకపాలం నిర్భవంతి నిర్భవంతి ఏకాదశకపాలం పురోడాశం పురోడాశమేకాదశకపాలం నిర్భవంతి ఏకాదశకపాలం నిర్భవంతి నిర్భవంతి ఏకాదశకపాలమేకాదశకపాలం నిర్భవంతి దేవతాన్ దేవతాన్ నిర్భవంతి ఏకాదశకపాలమేకాదశకపాలం నిర్భవంతి దేవతాన్ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్భవంతి దేవతాన్ దేవతాన్ నిర్భవంతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాన్ నిర్భవంతి నిర్భవంతి దేవతామేవ నిర్భవంతీతి నిర్భవంతి దేవతామేవైవ దేవతాన్ దేవతామేవ దత్త దేవదేవతాన్ దేవతామేవ దత్ దేవదత్త దేవైవ దద్భాగినీం భాగినీం తదేవైవ దద్భాగినీం తద్భాగినీం భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం తత్తద్భాగినీం కుర్వంతి భాగినీం కుర్వంతి కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనకోసవనం కుర్వంతి భాగినీం భాగినీం కుర్వంతి సవనం కుర్వంతి సవనకుమసవనం కుర్వంతి కుర్వంతి సవనమేకాదశభిరేకాదశభిస్తవనం కుర్వంతి కుర్వంతి సవనమేకాదశభి సవనమేకాదశభిరేకాదశభిస్తవనకుమసవనమేకాదశభిరుపోపైకాదశభిస్తవనకుమసవనమేకాదశభిరుప ఏకాదశభిరుపోపైకాదశభిరేకాదశభిరుపయంతి ఏకాదశభిరిత్యేకాదశభి ఉపయంతి యంత్రిపోపయంతి విశ్వేషాం విశ్వేషాం యంత్రిపోపయంతి విశ్వేషాం యంత్రి విశ్వేషాం విశ్వేషాం యంత్రయంతి విశ్వేషాం వై వై విశ్వేషాం యంత్రయంతి విశ్వేషాం వై విశ్వేషాం వై వై విశ్వేషాం విశ్వేషాం వై దేవానాం దేవానాం వై విశ్వేషాం విశ్వేషాం వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం ప్రభుమతాం ప్రభుమతాం దేవానాం వై వై దేవానాం ప్రభుమతాం దేవానాం ప్రభుమతాం ప్రభుమతాం దేవానాం దేవానాం ప్రభుమతాం తృతీయతవనం తృతీయతవనం ప్రభుమతాం దేవానాం దేవానాం ప్రభుమతాం తృతీయతవనం అభుమతృతీయతవనంతృతీయతవనంభుమతృతీయతవనయ్యతృతీయతవనంభుమతృతీయతవనయ్యేవం వైష్దేవం వైష్దేవం యత్తృతీయతవనంతృతీయతవనయ్యేవం తృతీయతవనమిదృతీయతవనం ద్వైష్దేవం వైష్దేవం యత్యత్వైష్దేవం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైష్దేవం యత్యద్వైష్దేవం ద్వాదశకపాలం వైష్దేవం యత్యద్వైష్దేవం ద్వాదశకపాలం వైష్దేవం వైష్దేవం ద్వాదశకపాలం నిర్భవంతి నిర్భవంతి ద్వాదశకపాలం వైష్దేవం వైష్దేవం ద్వాదశకపాలం నిర్భవంతి వైష్దేవమితి వైశ్వ దేవం ద్వాదశకపాలం నిర్భవంతి దేవత నిర్భవంతి ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్భవంతి దేవత ఏవైవ దేవత నిర్భవంతి దేవత ఏవైవ దేవత నిర్భవంతి దేవత ఏవ నిర్భవంతి దేవత ఏవైవ దేవత దేవత ఏవ తత్త దేవ దేవత దేవత ఏవ తత్త దేవైవ తద్భాగినీర్భాగినీస్త దేవైవ తద్భాగినీ సద్భాగినీర్భాగినీస్త తద్భాగినీ కుర్వంతి కుర్వంతి భాగినీస్త తద్భాగినీ కుర్వంతి భాగినీ కుర్వంతి కుర్వంతి భాగినీర్భాగినీ కుర్వంతి సవనకుమసవనం కుర్వంతి భాగినీర్భాగినీ కుర్వంతి సవనం కుర్వంతి సవనకుమసవనం కుర్వంతి సవనం ద్వాదశభిర్ద్వాదశభిర్ద్వాదశభిర్సవనకుమసవనం ద్వాదశభిర్వోపద్వాదశభిర్సవనకుమసవనం ద్వాదశభిర్వ ద్వాదశభిర్వోపద్వాదశభిర్ద్వాదశభిర్వయంతి యంతి ప్రాజాపత్యం ప్రాజాపత్యం రాజాపత్యం యంతి ప్రాజాపత్యం పశుం పశుం ప్రాజాపత్యం యంతి ప్రాజాపత్యం పశుం రాజాపత్యం పశుం పశుం రాజాపత్యం రాజాపత్యం పశుమా ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం పశుమా పశుం పశుమాలభంతే లభంత ఆ పశుం పశుమాలభంతే ఆలభంతే లభంత ఆలభంతే యజ్ఞో యజ్ఞోలభంత ఆలభంతే యజ్ఞ అలంతే యజ్ఞో యజ్ఞోలభంతే యజ్ఞో వై యజ్ఞోలభంతే యజ్ఞో వై ప్రజాపతి ప్రజాపతిర్వై యజ్ఞో యజ్ఞో వై ప్రజాపతి ప్రజాపతిర్వై యజ్ఞస్య ప్రజాపతిర్వై వై ప్రజాపతి యజ్ఞస్య ప్రజాపతిర్వై వై ప్రజాపతి యజ్ఞస్య ప్రజాపతిర్యజ్ఞస్య ప్రజాపతి ప్రజాపతి యజ్ఞస్యానసర్గాయ ప్రజాపజలిజప్రజాపజలిజ్ఞస్యానసర్గాయానసర్గాయ యజ్ఞస్య యజ్ఞస్యానసర్గాయ విభక్తో విభక్తోనసర్గాయ యజ్ఞస్య యజ్ఞస్యానసర్గాయ విభక్త అనసర్గాయ విభక్తోనసర్గాయానసర్గాయ విభక్త ఇత ఇతో విభక్తోనసర్గాయానసర్గాయ విభక్త ఇత అనసర్గాయేత్యననూసర్గాయ అవివర్త ఇత ఇతో విభక్తో విభక్త ఇతశ్వక్ష ఇతో విభక్తో విభక్త ఇతశ్వ అవివర్త ఇత్యభివర్త త్రియశ్వక్ష ఇత షణ్మాసో మాసో షట్ షణ్మాస షణ్మాసో మాసో షట్ షణ్మాసో బ్రహ్మధామం బ్రహ్మధామం మాసో షట్ షణ్మాసో బ్రహ్మధామం మాసో బ్రహ్మధామం బ్రహ్మధామం మాసో మాసో బ్రహ్మధామం భవతి భవతి బ్రహ్మధామం మాసో మాసో బ్రహ్మధామం భవతి బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మ బ్రహ్మసామమిది బ్రహ్మ సామం భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై వై బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వా అభివత్వాభివత్వా వై బ్రహ్మ బ్రహ్మ వా అభివత్త వా అభివత్వాభివత్వా వై వా అభివత్వా బ్రహ్మణ బ్రహ్మణాభివత్వా వై వా అభివత్వా బ్రహ్మణ అభివత్వా బ్రహ్మణ బ్రహ్మణాభివత్వాభివత్వా బ్రహ్మణైవ బ్రహ్మణాభివత్వాభివత్వా బ్రహ్మణైవ అభివర్త ఇత్యభివర్త బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవ దత్తదేవ బ్రహ్మణ బ్రహ్మణైవ దత్ దేవదత్తదేవైవ దత్సువర్గమూసువర్గం దేవైవ దత్సువర్గం తత్సువర్గమూసువర్గం దత్తత్సువర్గం లోకం లోకమూసువర్గం దత్తత్సువర్గం లోకం స్వర్గం లోకం లోకమూసువర్గమూసువర్గం లోకమభివర్తయంతోభివర్తయంతో లోకమూసువర్గమూసువర్గం లోకమభివర్తయంత సువర్గమితి సువర్గం లోకమభివర్తయంతోభివర్తయంతో లోకం లోకమభివర్తయంతో ఎంతియంత్యభివర్తయంతో లోకం లోకమభివర్తయంతో ఎంతి అభివర్తయంతోయంతయంత్యభివర్తయంతోభివర్తయంతో ఎంతి ప్రతికూలం ప్రతికూలం ఎంత్యభివర్తయంతోభివర్తయంతో ఎంత ప్రతికూలం అభివర్తయంత ఇత్యభివర్తయంత ఎంతటి ప్రతికూలం ప్రతికూలయ్యంతి ఎంత ప్రతికూలమిదేవ ప్రతికూలయ్యంతి ఎంత ప్రతికూలమివ ప్రతికూలమిదేవ ప్రతికూలం ప్రతికూలమివ హివ ప్రతికూలం ప్రతికూలమివ హి ప్రతికూలమిది ప్రతికూలం ఇవ హీదేవీత ఇతో హీదేవీత హీత ఇతో హీతస్సువర్గస్సువర్గ ఇతో హీతస్సువర్గ ఇతస్సువర్గస్సువర్గ ఇత ఇతస్సువర్గో లోకో లోకస్సువర్గ ఇత ఇతస్సువర్గో లోక స్వర్గో లోకో లోకస్సువర్గస్సువర్గో లోక ఇంద్రేంద్ర లోకస్సువర్గస్సువర్గో లోక ఇంద్ర సువర్గ ఇతి సువర్గ లోక ఇంద్రేంద్ర లోకో లోక ఇంద్రకృతం కృతమింద్ర లోకో లోక ఇంద్రకృతం ఇంద్రకృతం కృతమింద్రేంద్రకృతం నా నకృతమింద్రేంద్రకృతం నః కృతం నో నకృతం కృతం నా నకృతం కృతం నో నభరభరానో నభర ఆభర భరాభర పితా పితా భరాభర పితా భర పితా పితా భర భర పితా పుత్రేభ్యః పుత్రేభ్యః పితా భర భర పితా పుత్రేభ్యః పితాపుత్రేభ్యః పుత్రేభ్యః పితా పితా పుత్రేభ్యో యథా యథా పుత్రేభ్యః పితా పితా పుత్రేభ్యో యథా పుత్రేభ్యో యథా యథా పుత్రేభ్యః పుత్రేభ్యో యథా యథేతి యథా శిక్షానో నశిక్ష దీక్షానో అస్మిన్నస్మిన్నశిక్ష దీక్షానో అస్మిన్ అస్మిన్నస్మిన్నో నో అస్మిన్ పురోహోద పురోహోద అస్మిన్నో నో అస్మిన్ పురోహోద అస్మిన్ పురోహోద పురోహోద అస్మిన్నస్మిన్ పురోహోదయామలి యామలి పురోహోద అస్మిన్నస్మిన్ పురోహోదయామలి పురోహోదయామలి యామలి పురోహోద పురోహోదయామలి జీవా జీవాయామలి పురోహోద పురోహోదయామలి జీవా యామలి జీవహూయేతి పురోహూత యామని జీవా జీవాయామని యామని జీవా జ్యోతిర్జ్యోతిర్జీవాయామని యామని జీవా జ్యోతి జీవా జ్యోతిర్జ్యోతిర్జీవా జీవా జ్యోతిర్శీమహ్యశీమహి జ్యోతిర్జీవా జీవా జ్యోతిర్శీమహి జ్యోతిర్శీమహ్యశీమహి జ్యోతిర్జ్యోతిర్శీమహీతీశీమహి జ్యోతిర్జ్యోతిర్శీమహీతి అశీమహీతీత్యశీమహ్యశీమహీత్యముదోముద ఇత్యశీమహ్యశీమహీత్యముద ఇత్యముదోముద ఇదిత్యముద ఆయతామాయతామముద ఇదిత్యముద ఆయత మముత ఆయతమాయత మముదోముత ఆయతాగుంషట్షడాయత మముదోముత ఆయతాగుంషడ్ ఆయతాగుంషట్షడాయతమాయతాగుంషణ్మాసో మాసష్షడాయతమాయతాగుంషణ్మాస ఆయతమిత్యాయతషణ్మాసో మాసషట్షణ్మాసో బ్రహ్మధామం బ్రహ్మధామం మాసషట్షణ్మాసో బ్రహ్మధామం మాసో బ్రహ్మధామం బ్రహ్మధామం మాసో మాసో బ్రహ్మధామం భవతి భవతి బ్రహ్మధామం మాసో మాసో బ్రహ్మధామం భవతి బ్రహ్మసామం భవతి భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవత్యయమయం భవతి బ్రహ్మసామం బ్రహ్మసామం భవత్యయం బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవత్యయమయం భవతి భవత్యయం వై వా అయం భవతి భవత్యయం వై అయం వై వా అయమయం వై లోకో లోకో వా అయమయం వై లోక వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిర్లోకో లోకో జ్యోతి ప్రజా జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా జ్యోతి ప్రజా జ్యోతిర్జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిరిమమిమం జ్యోతి ప్రజా ప్రజా జ్యోతిరిమం ప్రజేతి ప్రజా జ్యోతిరిమమిమం జ్యోతిర్జ్యోతిరిమేవైవేమం జ్యోతిర్జ్యోతిరిమమేవ ఇమమేవైవేమమిమేవ లోకదేవేమమిమమేవ తత్ ఏవ దత్తదేవైవ తల్లోకం లోకం తదేవైవ తల్లోకం తల్లోకం లోకం దత్తల్లోకం పశ్యంతః పశ్యంతో లోకం దత్తల్లోకం పశ్యంతః లోకం పశ్యంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతో లోకం లోకం పశ్యంతో వివదంతః పశ్యంతో వివదంతో వివదంతః పశ్యంతః పశ్యంతో వివదంతః ఆ వివదంతః పశ్యంతః పశ్యంతో వివదంతః ఆ అభివదంత ఆవిదంతో వివదంత ఆయంతి యంత్యాభివదంతో వివదంత ఆయంతి అభివదంత ఇత్యభివదంత ఆయంతి యంత్యాయంతి యంతీతి యంతి దేవానాం వై వై దేవానాం దేవానాం వా అంతమంతం వై దేవానాం దేవానాం వా అంతం అంతమంతం వై వా అంతం జగ్ముషాం జగ్ముషామంతం వై వా అంతం జగ్ముషాం అనంతం జగ్ముషాం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషామంతమంతం జగ్ముషామింద్రియం జగ్ముషామింద్రియమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం వీర్యమింద్రియం జగ్ముషాం జగ్ముషామింద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమపాప వీర్యమింద్రియమింద్రియం వీర్యమప వీర్యమపాప వీర్యం వీర్యమపాక్రామదక్రామదప వీర్యం వీర్యమపాక్రామద అపాక్రామదక్రామదపాపాక్రామత్తత్తదక్రామదపాపాక్రామత్తత్ అరుంధరదత్తదరుంధతారుంధతత్రోషస్య క్రోషస్య రుంధతారుంధతత్రోషస్య తత్క్రోషస్య క్రోషస్య రుంధతత్రోషస్య క్రోషత్వం క్రోషత్వం క్రోషస్య రుంధతత్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క్రోషస్య క్రోషత్వం యజ్ఞక్రోషత్వం క క్రోశేణ జాత్వాలస్య క్రోశేణ జాత్వాలస్య జాత్వాలస్య క్రోశేణ క్రోశేణ జాత్వాలస్యాంతే చాత్వాలస్య క్రోశేణ క్రోశేణ జాత్వాలస్యాంతే చాత్వాలస్యాంతేంతే చాత్వాలస్య జాత్వాలస్యాంతే స్తవంతి స్తవంతింతే చాత్వాలస్య జాత్వాలస్యాంతే స్తవంతి అంతే స్తవంతి స్తవంచింతేంతే స్తవంతి యజ్ఞస్య స్తవంచింతేంతే స్తవంతి యజ్ఞస్య స్తవంతి యజ్ఞస్య యజ్ఞస్య స్తవంతి స్తవంతి యజ్ఞస్యైవైవ యజ్ఞస్య స్తవంతి స్తవంతి యజ్ఞస్యైవ యజ్ఞస్యైవైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అంతం గత్వా గత్వాంతమంతం గత్వేంద్రియమింద్రియం గత్వాంతమంతం గత్వేంద్రియం గత్వేంద్రియమింద్రియం గత్వా గత్వేంద్రియం వీర్యం వీర్యమింద్రియం గత్వా గత్వేంద్రియం వీర్యం ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమవాప వీర్యమింద్రియమింద్రియం వీర్యమవ వీర్యమవాప వీర్యం వీర్యమవరుంధతే రుంధతే వీర్యం వీర్యమవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సత్రస్యధ్యారుంధతే వావరుంధతే సత్రస్యధ్యా రుంధతే సత్రస్యధ్యారుంధతే రుంధతే సత్రస్యధ్యావనీయస్యావనీయస్య సత్రస్యధ్యారుంధతే రుంధతే సత్రస్యధ్యావనీయస్య సత్రస్యధ్యావనీయస్యావనీయస్య సత్రస్యధ్యావనీయస్యాంతేంత ఆహవనీయస్య సత్రస్యధ్యావనీయస్యాంతే ఆహవనీయస్యాంతేంత ఆహవనీయస్యావనీయస్యాంతే స్తవంతి స్తవంత్యంత ఆహవనీయస్యావనీయస్యాంతే స్తవంతి ఆహవనీయస్యేత్యాహవనీయస్య అంతే స్తవంతి స్తవంత్యంతేంతే స్తవంత్యగ్నిమగ్నిస్తవంత్యంతేంతే స్తవంత్యగ్నిం స్తవంత్యగ్నిమగ్నిస్తవంత్యస్తవంత్యగ్నిమేవైవాగ్నిస్తవంత్యస్తవంత్యగ్నిమేవ అగ్నిమేవైవాగ్నిమగ్నిమేవోపద్రష్టారమువద్రష్టారమేవాగ్నిమగ్నిమేవోపద్రష్టారం కృత్వర్ధిమర్థిం కృత్వా కృత్వర్ధిముపోపార్థిం కృత్వా కృత్వర్ధిముప ఆర్ధ్యముపోపార్ధిమర్థ్యముపయంతి యంచుపార్థిమర్థ్యముపయంతి ఉపయంతి యంచుకోపయంతి ప్రజాపతేర్హృదయేన యంచుకోపయంతి ప్రజాపతేర్హృదయేన ఇంద్రియంతి ప్రజాపతేర్హృదయేన విధానే ప్రజాపతేర్హృదయేన ఇంద్రియంతి ప్రజాపతేర్హృదయేన విధానే ప్రజాపతేర్హృదయన విధ్వానేహ విధ్వానే ప్రజాపతేర్హృదయన ప్రజాపతేర్హృదయన విధ్వానేంతరంతర విధ్వానే ప్రజాపతేర్హృదయన ప్రజాపతేర్హృదయన విధ్వానేంత అవిధ్వానేంతరంతర విధ్వానేహ విధ్వానేంతస్తువంతి స్తువంత్యంతర విధ్వానేహ విధ్వానేంతస్తువంతి అంతస్తువంతిస్తువంత్యంతరంతస్తువంతి ప్రేమాణం ప్రేమాణగ్రస్తువంత్యంతరంతస్తువంతి ప్రేమాణం ప్రేమాణం ప్రేమాణగ్రస్తువంతిస్తువంతి ప్రేమాణమేవ ప్రేమాణగ్రస్తువంతిస్తువంతి ప్రేమాణమేవ ప్రేమాణమేవ ప్రేమాణం ప్రేమాణమేవాస్యైవ ప్రేమాణం ప్రేమాణమేవాస్య ఏవాస్యైవైవాస్య గచ్చంతి అస్య గచ్చంతి గచ్చంతి స్యాస్య గచ్చంతి శ్లోకేన శ్లోకేన గచ్చంతి స్యాత్రి గచ్చంతి శ్లోకేన గచ్చంతి శ్లోకేన శ్లోకేన గచ్చంతి గచ్చంతి శ్లోకేన పురస్థాత్ పురస్థాత్ శ్లోకేన గచ్చంతి గచ్చంతి శ్లోకేన పురస్థాత్ శ్లోకేన పురస్థాత్ పురస్థాత్ శ్లోకేన శ్లోకేన పురస్థాత్ సదన సదన పురస్థాత్ శ్లోకేన శ్లోకేన పురస్థాత్ సదన పురస్థాత్సరస్తువంతిస్తువంతి సరదస్తువంతిస్తువంతి సరదస్తువంతిశ్లోకేనాశ్లోకేనస్తువంతిశ్లోకేన పశ్చాత్ పశ్చాదశ్లోకేనస్తువంతిస్తువంతిశ్లోకేన పశ్చాత్ అనుశ్లోకేన పశ్చాత్ పశ్చాదశ్లోకేనాశ్లోకేన పశ్చాత్ యజ్ఞస్య పశ్చాదనుశ్లోకేనాశ్లోకేన పశ్చాత్ యజ్ఞస్య అనుశ్లోకేనేత్యనుశ్లోకేన పశ్చాత్ యజ్ఞస్య యజ్ఞస్య పశ్చాత్ పశ్చాత్ యజ్ఞస్యైవ యజ్ఞస్యైవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతమంతమేవ యజ్ఞస్య యజ్ఞస్యైవాంతం ఏవాంతమంతమేవైవాంతం గత్వా గత్వాంతమేవైవాంతం గత్వా అంతం గత్వా గత్వాంతమంతం గత్వా శ్లోకభాజ శ్లోకభాజో గత్వాంతమంతం గత్వా శ్లోకభాజ గత్వా శ్లోకభాజ శ్లోకభాజో గత్వా గత్వా శ్లోకభాజో భవంతి భవంతి శ్లోకభాజో గత్వా గత్వా శ్లోకభాజో భవంతి శ్లోకభాజో భవంతి భవంతి శ్లోకభాజ శ్లోకభాజో భవంతి నవభిర్నవభిర్భవంతి శ్లోకభాజ శ్లోకభాజో భవంతి నవభిః శ్లోకభాజ ఇతి శ్లోకార్భాజ భవంతి నవభిర్నవభిర్భవంతి భవంతి నవభిరద్ధర్యురద్ధర్యుర్నవభిర్భవంతి భవంతి నవభిరద్ధర్యు నవభిరద్ధర్యురద్ధర్యుర్నవభిర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర్యుర్నవభిరద్ధర ప్రతిహృతాభిరప్రతిహృతాభిరుద్గాయతి అప్రతిహృతాభిరిత్యప్రతిహృతాభిః పురుషస్తర్వాణి శేష్ణ శీర్ష్ణోన్యాని సర్వాణి శేష్ణ్యాని శేష్ణ శీర్ష్ణోన్యాన్యాని శేష్ణోంగాన్యంగాని శీర్ష్ణోన్యాన్యాని శేష్ణోంగాని శీర్ష్ణోంగాన్యంగాని శేష్ణ శీర్ష్ణోంగాని ప్రతి ప్రత్యంగాని శేష్ణ శీర్ష్ణోంగాని ప్రతి అంగాని ప్రతి ప్రత్యంగాన్యంగాని ప్రత్యచ్యసతి ప్రత్యంగాన్యంగాని ప్రత్యచతి ప్రత్యచ్యసతి ప్రతి ప్రత్యనిశిర శిరోచతి ప్రతి ప్రత్యతి శిర అతి విశిర శిరోచ్యతి విశిర ఏవైవ శిరోచ్యతి విశిర ఏవ శిర ఏవైవ శిరశిర ఏవన నైవ శిరశిర ఏవన ఏవనైవైవన పంచదశం పంచదశం నైవైవన పంచదశం అపంచదశం పంచదశం నన పంచదశ ఘోరసంతర ఘోరసంతరం పంచదశం నన పంచదశ ఘోరసంతరం పంచదశ ఘోరసంతర ఘోరసంతరం పంచదశం పంచదశ ఘోరసంతరం భవతి భవచరసంతరం పంచదశం పంచదశ ఘోరసంతరం భవతి పంచదశమితి పంచదశం రసంతరం భవతి భవచరసంతర ఘోరసంతరం భవతీంద్రియమింద్రియం భవచరసంతర ఘోరసంతరం భవతీంద్రియం రసంతరమితి రథం ధరం భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవైవేంద్రియమింద్రియమేవ ఏవా వైవైవరుంధతే రుంధతే వైవైవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సప్తదశమో సప్తదశమో రుంధతే వావరుంధతే సప్తదశం రుంధతే సప్తదశమో సప్తదశమో రుంధతే రుంధతే సప్తదశం బృహద్ బృహత్ సప్తదశమో రుంధతే రుంధతే సప్తదశం బృహద్ సప్తదశం బృహద్ బృహత్ సప్తదశమో సప్తదశం బృహదన్నాద్యస్యాద్య బృహత్ సప్తదశమో సప్తదశం బృహదన్నాద్యస్య సప్తదశమితి సప్తాదశం బృహదన్నాద్యస్యాద్య బృహద్ బృహదన్నాద్యవరుధ్యవరుధ్యా అన్నాద్య బృహద్ బృహదన్నాద్యవరుద్ధి అన్నాద్యవరుధ్యా అవరుధ్యా అన్నాద్యవరుధ్యా అథోసో అవరుధ్యా అన్నాద్యవరుధ్యా అథో అన్నాద్యన్నా అద్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అథో ప్రాథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యవరుధి అథో ప్రాథో అథో ప్రైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవ ప్రైవతేన తేనైవ ప్రైవతేన ఏవేన తేనైవ తేన జాయంతే జాయంతే తేనైవ తేన జాయందే తేన జాయంతే జాయంతే తేన తేన జాయంత ఏక విభూషణేక విభూషం జాయంతే తేన తేన జాయంత ఏక విభూషం జాయంత ఏక విభూషమేక విభూషం జాయంతే జాయంత ఏక విభూషం భద్రం భద్రమేక విభూషం జాయంతే జాయంత ఏక విభూషం భద్రం ఏక విభూషం భద్రం భద్రమేక విభూషమేక విభూషం భద్రం ద్వివదాసు ద్వివదాసు భద్రమేక విభూషమేక విభూషం భద్రం ద్వివదాసు ఏక విభూషమిత్యేకా విభూషం భద్రం ద్వివదాసు ద్వివదాసు భద్రం భద్రం ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వివదాసు భద్రం భద్రం ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ పద్మయ ప్రతిష్ఠిత్యై ద్వివదాసు ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ ద్వివదాసు ప్రతిష్ఠిత్యై పద్మయ పద్మయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పద్మయ ఉపోపద్మయ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పద్మయ ఉప ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై పద్మయ ఉపోపద్మయ పద్మయ ఉపగాయంతి గాయంచుపత్మయ పద్మయ ఉపగాయంతి ఉపగాయంతి గాయంచుపోపగాయంతి విధునత్వాయ విధునత్వాయ గాయంచుపోపగాయంతి విధునత్వాయ గాయంతి విధునత్వాయ విధునత్వాయ గాయంతి గాయంతి విధునత్వాయ ప్రజాత్యై ప్రజాత్యై విధునత్వాయ గాయంతి గాయంతి విధునత్వాయ ప్రజాత్యై విధునత్వాయ ప్రజాత్యై ప్రజాత్యై విధునత్వాయ విధునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాత్యై విధునత్వాయ విధునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి విధునత్వాయేతి మిథునత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాపతి ప్రజా ప్రజాత్యా ఇది ప్రజాత్యై ప్రజాపతిర్ప్రజాపతిర్ప్రజాపతిర్ప్రజాసృజత ప్రజాపతిర్ప్రజాసృజతసోజతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయతామయ

పంచభిరాజీనా మనుష్యలోకం పంచభిరాజీనా మనుష్యలోకం పంచభిరిజ పంచాభి

విరాట్ విరాట్ విరాజైవ విరాడి వీరాడ్ విరాజైవైవ విరాజ విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజ విరాజైవాన్నాద్యం విరాజేతి వీరాజ ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే పంచథా పంచథారుంధతే వావరుంధతే పంచథా రుంధతే పంచథా పంచథారుంధతే రుంధతే పంచథా వినిషత్య వినిషత్య పంచథారుంధతే రుంధతే పంచథా వినిషత్య పంచాపిషద్యమిషద్యమిషద్యపంచాపంచాపిషద్యష్టవంతిష్టవంతిషద్యపంచాపిషద్యష్టవంతి పంచేది పంచాపిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంతిషద్యమిషద్యష్టవంత

సంభృత్యేజస్తేజస్ సంభృత్య సంభృత్యతేజ ఆత్మన్నాత్మన్ తేజస్ సంభృత్య సంభృత్యతేజ ఆత్మన్ సంభృత్యేజ సంభృత్య తేజ ఆత్మన్నాత్మన్ తేజస్తేజ ఆత్మన్ దేజధ ఆత్మన్ తేజస్తేజ ఆత్మన్ దే ఆత్మందేదత ఆత్మన్నాత్మందేదస్మాత్తస్మాత్ ఆత్మన్నాత్మందేదస్మాత్తస్మాత్తస్మాత్తస్మాదేక ఏకస్తస్మాదేక ఏకస్తస్మాత్తస్మాదేక ప్రాణ ఏక ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణ ఏక ప్రాణ సర్వాణి ప్రాణసర్వాణి ప్రాణ ప్రాణసర్వాణ్యంగాన్యంగాని సర్వాణి ప్రాణసర్వాణ్యంగాని ప్రాణయ ప్రాణ సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యమత్యమత్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యవతి అంగాన్యవత్యవత్యంగాన్యంగాన్యవత్యథో అథో అవత్యంగాన్యంగాన్యవత్యథో అవత్యథో అథో అవత్యవత్యథో యథాయథాథో అవత్యవత్యథో యథా అథో యథాయథాథో అథో యథా సువర్ణః సువర్ణో యథాథో అథో యథా సువర్ణః అథో ఇత్యథో యథా సువర్ణః సువర్ణో యథా యథా సువర్ణ ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ సువర్ణో యథా యథా సువర్ణ ఉత్పదిష్యన్ సువర్ణ ఉత్పదిష్యన్ ఉత్పదిష్యన్ సువర్ణః సువర్ణ ఉత్పదిష్యన్ చిర శిర ఉత్పదిష్యన్ సువర్ణః సువర్ణ ఉత్పదిష్యన్ చిర సువర్ణ ఇది సువర్ణ ఉత్పదిష్యన్ చిరశిర ఉత్పదిష్యన్నుత్పదిష్యన్ చిర ఉత్తమం ఉత్తమగోశిర ఉత్పదిష్యన్నుత్పదిష్యన్ చిర ఉత్తమం ఉత్పదిష్యన్నిత్యుపదిష్యన్ చిర ఉత్తమముత్తమగోశిరశ్చిర ఉత్తమం కురులే కురుద ఉత్తమగోశిరశ్చిర ఉత్తమం కురులే ఉత్తమం కురుతే కురుద ఉత్తమముత్తమం కురుద ఏవమేవం కురుద ఉత్తమముత్తమం కురుద ఏవం ఉత్తమమిత్యుదోత్తమం కురుద ఏవమేవం కురుదే కురుద ఏవమేవైవైవం కురుదే కురుద ఏవమేవ ఏవమేవైవైవమేవమేవ దత్తదేవైవమేవమేవ దద్ ఏవ దత్తదేవైవ దద్యజమానా యజమానా స్వదేవైవ దద్యజమానా తద్యజమానా యజమానాస్తద్యజమానా ప్రజానాం ప్రజానాం యజమానాస్తద్యజమానా ప్రజానాం యజమానా ప్రజానాం ప్రజానాం యజమానా యజమానా ప్రజానాముత్తమా ప్రజానాం యజమానా యజమానా ప్రజానాముత్తమా ప్రజానాముత్తమా ఉత్తమా ప్రజానాం ప్రజానాముత్తమా భవంతి భవంత్యుత్తమా ప్రజానాం ప్రజానాముత్తమా భవంతి ప్రజానామిది ప్రజానాం ఉత్తమా భవంతి భవంత్యుత్తమా ఉత్తమా భవంత్యా సందీ మా సందీం భవంత్యుత్తమా ఉత్తమా భవంత్యా సందీ ఉద్గాతారోహతి సామ్రాజ్యగో సామ్రాజ్యగోరోహ్యోద్గాతోద్గాతారోహతి సామ్రాజ్యం ఉద్గాతేత్యుద్గాత ఆరోహతిరోహత్యారోహతి సామ్రాజ్యగో సామ్రాజ్యగోరోహ్యారోహతి సామ్రాజ్యం రోహతి సామ్రాజ్యగో సామ్రాజ్యగోరోహతిరోహతి సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యగోరోహతిరోహతి సామ్రాజ్యమేవ సామ్రాజ్యమేవైవ సామ్రాజ్యగో సామ్రాజ్యమేవ గచ్చంతి గచ్చంత్యేవ సామ్రాజ్యగో సామ్రాజ్యమేవ గచ్చంతి సామ్రాజ్యమిది సామ్రాజ్యం ఏవ గచ్చంతి గచ్చంత్యేవైవ గచ్చంతి ప్లేంఖం ప్లేంఖం గచ్చంత్యేవైవ గచ్చంతి ప్లేంఖం గచ్చంతి ప్లేంఖం ప్లేంఖం గచ్చంతి గచ్చంతి ప్లేంఖగో హోతా హోతా ప్లేంఖం గచ్చంతి గచ్చంతి ప్లేంఖగో హోతా ప్లేంఖగో హోతా హోతా ప్లేంఖం ప్లేంఖగో హోతా నాగస్య నాగస్య హోతా ప్లేంఖం ప్లేంఖగో హోతా నాగస్య హోదా నాగస్య నాగస్య హోదా హోదా నాగస్యైవైవ నాగస్య హోదా హోదా నాగస్యైవ నాగస్యైవైవ నాగస్య నాగస్యైవ పృష్టం పృష్టమేవ నాగస్య నాగస్యైవ పృష్టం ఏవ పృష్టం పృష్టమేవైవ పృష్టగోరోహంతి రోహంతి పృష్టమేవైవ పృష్టగోరోహంతి పృష్టగోరోహంతి రోహంతి పృష్టం పృష్టగోరోహంతి కూర్చౌ కూర్చౌ రోహంతి పృష్టం పృష్టగోరోహంతి కూర్చౌ రోహంతి కూర్చౌ కూర్చౌ రోహంతి రోహంతి కూర్చావద్ధర్యుర్యుః కూర్చౌ రోహంతి రోహంతి కూర్చావద్ధర్యుః కూర్చావద్ధర్యర్ధర్య కూర్చౌ కూర్చావద్ధర్యర్బ్రధ్నస్య బ్రధ్నస్యాధర్య కూర్చౌ కూర్చావద్ధర్యర్బ్రధ్నస్య అధ్వర్యర్బ్రధ్నస్య బ్రధ్నస్యాధ్వర్యరధ్వర్యర్బ్రధ్నస్యైవ బ్రధ్నస్యాధ్వర్యరధ్వర్యర్బ్రధ్నస్యైవ బ్రధ్నస్యైవ బ్రధ్నస్య బ్రధ్నస్యైవ విష్ణవం విష్ణవమేవ బ్రధ్నస్య బ్రధ్నస్యైవ విష్ణవం ఏవ విష్ణవం విష్ణవమేవైవ విష్ణవం గచ్చంది గచ్చంది విష్ణవమేవైవ విష్ణవం గచ్చంది విష్ణవం గచ్చంది గచ్చంది విష్ణవం విష్ణవం గచ్చంది ఏదావంతరేదావంతో గచ్చంది విష్ణవం విష్ణవం గచ్చంది ఏదావంత గచ్చంతేదావంత ఏదావంతో గచ్చంది గచ్చంది ఏదావంతో వై వా ఏదావంతో గచ్చంది గచ్చంది ఏదావంతో వై ఏదావంతో వై వా ఏదావంత్ర ఏదావంతో వై దేవలోకా వా ఏదావంత్ర ఏదావంతో వై దేవలోకా వైదేవలోకా వై వైదేవలోకాస్తేషు దేశు దేవలోకా వై వైదేవలోకాస్తేషు దేవలోకాస్తేషు దేశు దేవలోకా దేవలోకాస్తేష్వేవైవ దేశు దేవలోకా దేవలోకాస్తేష్వేవ దేవలోకా ఇది దేవాలోకా దేశు దేశ్వేవ యథా పూర్వం యథా పూర్వమేవ దేశు దేశ్వేవ యథా పూర్వం ఏవ యథా పూర్వం యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతిష్ప్రతి యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతిష్ప్రతి యథా పూర్వం ప్రతిష్టంది తిష్టంది ప్రతి యథా పూర్వం ప్రతిష్టంది యథా పూర్వమిది యథా పూర్వం ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంత్యథో అథో తిష్టంది ప్రతి ప్రతిష్టంత్యథో తిష్టంత్యథో అథో తిష్టంది తిష్టంత్యథో ఆక్రమణమాక్రమణమథో తిష్టంది తిష్టంత్యథో ఆక్రమణం అథో ఆక్రమణమాక్రమణమథో అథో ఆక్రమణమేవైవాక్రమణమథో అథో ఆక్రమణమేవ అథో ఇత్యథో ఆక్రమణమేవైవాక్రమణమాక్రమణమేవ దత్తదేవాక్రమణమాక్రమణమేవ తత్ ఆక్రమణమిత్యాక్రమణం ఏవ దత్తదేవైవ తత్సేతుమూసేతం తదేవైవ తత్సేతుం తత్సేతుమూసేతం తత్తత్సేతుం యజమానా యజమానాశ్చేతం తత్తత్సేతుం యజమానాః సేతుం యజమానా యజమానాశ్చేతుమూసేతుం యజమానాః కుర్వతే కుర్వతే యజమానాశ్చేతుమూసేతుం యజమానాః కుర్వతే యజమానాః కుర్వతే కుర్వతే యజమానా యజమానాః కుర్వతే సువర్గస్య సువర్గస్య కుర్వతే యజమానా యజమానాః కుర్వతే సువర్గస్య కుర్వదే సువర్గస్య సువర్గస్య కుర్వదే కుర్వదే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య కుర్వదే కుర్వదే సువర్గస్య లోకస్య వర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్ట్యై సువర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యై లోకస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యా ఇది సమష్ట్యై.